శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ షష్ఠాధ్యాయ 6-4 చతుర్థ బ్రాహ్మణం శారీరక బ్రాహ్మణము అథ చతుర్థం బ్రాహ్మణం. మంత్ర 1.4.1 సయత్రాయమాత్మాబల్యం నేత్య సమ్మోహమివ నేత్యథైనమే తే ప్రాణ అభిసమాయంతి స ఏతాస్తేజోమాత్రా సమభ్యాదదానో హృదయమేవాన్వవక్రామతి సయత్రైష చాక్షుషః పురుషః పరాంపర్యావర్తతేథారూపజ్ఞో భవతి. 1.1 సయత్ర అయం ఆత్మా అబల్యం నేత్య సమ్మోహమివ నేత్యధైనం ఏతే ప్రాణ అభిసమాయంతి స ఏతాః తేజోమాత్రాః సమభ్యాదదానో హృదయమేవ ఆన్వవక్రామతి సయత్రైష చాక్షుషః పురుషః పరాంపర్య ఆవర్తతే తథా అరూపజ్ఞో భవతి. ఈ శరీరస్థుడగు జీవాత్మ తాను అవధరించిన శరీరము దృష్ట్యా శరీర సంబంధముగా దుర్బలుడు అయినప్పుడు, మూర్ఛ సమ్మోహితము పొందినప్పుడు అతనికి మరణము సంభవిస్తోంది. అట్టి మరణకాలమునందు పంచప్రాణములు భౌతిక దేహము నుండి ఉపసంహారము పొంది జీవాత్మను ఇండివిడ్యువల్ స్టేట్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ చేర్చున్నాయి. ఇతః పూర్వము కళ్ళు, చెవులు, చర్మము, నాలుక, ముక్కు మొదలైన దేహస్థానములందు ఆక్రమించి నిండియున్న తేజస్సును ఈ జీవాత్మ పురుషుడు తన స్వస్వరూపము వైపుగా ఆకర్షించి తన హృదయాంతరమున ప్రవేశించున్నాడు. ఆ హృదయమునందే భవిష్యత్ దేహ విజ్ఞానరూపము ప్రకటనమగుచు ఎప్పుడైతే హృదయస్థమగు చక్షురింద్రియ దేవత ఇంద్రియ గోళమునకు చూపును ప్రవహింపజేయటము మానివేస్తోందో అప్పుడు ఆ పురుషుడు చూచుటయందు విముఖుడై హృదయమునందు అంతటా వ్యాపించిన వాడగుచున్నాడు. అప్పుడు ఆ దేహకంటి గోళములలో ఆ పురుషుడు బాహ్య రూపజ్ఞానము లేనివాడగుచున్నాడు. ఆ కళ్లతో చూడనివాడగుచున్నాడు. అయితే చూడటము అనే శక్తి ఆ పురుషుని వెన్నంటినదే ఉంటోంది, అనగా చూచే శక్తి నాశనము పొందటం లేదు. మంత్ర 2.4.2 ఏకీభవతి న పశ్యతీత్యాహురేకీభవతి న జిఘ్రతీత్యాహురేకీభవతి న రసేతీత్యాహురేకీభవతి న వదతీత్యాహురేకీభవతి న శృణోతీత్యాహురేకీభవతి న మనుత ఇత్యాహురేకీభవతి న స్పృశతీత్యాహురేకీభవతి న విజానతీత్యాహుస్తస్య హయతస్య హృదయస్యాగ్రం ప్రద్యోతతే తేన ప్రద్యోతేనైష ఆత్మా నిష్క్రామతి చక్షుష్టో వా మూర్ఘ్నో వాణ్యేభ్యో వా శరీరదేశభ్యస్తముత్క్రామంతం ప్రాణోనుక్రామతి ప్రాణమనుక్రామంతద్ సర్వే ప్రాణ అనుక్రామంతి సవిజ్ఞానో భవతి సవిజ్ఞానమేవాన్వవక్రామతి తం విద్యాకర్మణి సమన్వర్భేతే పూర్వప్రజ్ఞాచ 2.2 ఏకీభవతి న పశ్యతి ఇతి ఆహోహ ఏకీభవతి న జిఘ్రతి ఇతి ఆహోహ ఏకీభవతి న రసేత ఇతి ఆహోహ ఏకీభవతి న వదతి ఇతి ఆహోహ ఏకీభవతి న శృణోతి ఇత్యాహోహ ఏకీభవతి న మనుత ఇత్యాహోహ ఏకీభవతి న స్పృశతి ఇత్యాహోహ ఏకీభవతి న విజానాతి ఇత్యాహోహ. ఆ భౌతికదేహమునకు సంబంధించిన బంధువులు మరణించుచున్న ఆ పురుషుని దేహమును చూస్తూ ఈతడు కళ్లతో చూడటము లేదు. ఈతని చూపు అను శక్తి ఆత్మతో ఏకత్వము పొందింది. ఈతడు వాసన స్మేల్ గుర్తించటము లేదు. ఈతని ఘ్రాణశక్తి ఆత్మతో ఏకత్వము పొందినదైనది. ఈతని నాలుక రుచి చూడటం లేదు. రుచి చూచు శక్తి ఆత్మతో జీవాత్మతో ఏకత్వము పొందినట్లైనది. ఈతడు నోటితో మాట్లాడటము లేదు. మాట్లాడు ఈతని శక్తి ఈతని ఆత్మతో ఏకత్వము పొందినదైనది. ఈతని చెవులు శబ్దమును వినటము లేదు. ఈతడు చెవులకు ప్రసాదించిన వినికిడి శక్తి తిరిగి ఆత్మయందు లీనమై ఏకత్వము పొందినది. ఈతడు ఈ దేహముతో ఇప్పుడిక సంకల్పించటము లేదు. ఈతని సంకల్పశక్తి దేహమును వీడి దేహిస్వరూపమగు ఆత్మతో ఏకత్వము పొందినది. ఈతని దేహము నుండి వస్తువులను స్పృశించు స్పర్శజ్ఞానము దేహము నుండి తొలగి ఆత్మతో ఏకత్వము పొందుచున్నది. ఈతడు ఏదీ తెలుసుకోవటము లేదు. ఈతని ఎరుగుట అనే శక్తి ఆత్మతో ఏకీభూతమైనది. ద నోయింగ్ ఈజ్ ప్లెస్డ్ బాక్ ఇన్ ద నోయర్. ఈ విధంగా మరణించుచున్నవాని గురించి బంధువులు ఈతడు వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటున్నారు. ద తస్య హైతస్య హృదయస్య అగ్రం ప్రద్యుతతే తేన ప్రద్యుతేన ఏష ఆత్మా నిష్క్రామతి. చక్షుషో వా మూర్ధ్నో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్యః తం ఉత్క్రామంతం ప్రాణోః అనుత్క్రామతి. ప్రాణోనుక్రామతి ప్రాణం అనుత్క్రామనం సర్వే ప్రాణ అనుత్క్రామంతి స విజ్ఞానో భవతి స విజ్ఞానమేవ అన్వవక్రామతి. తం విద్యాకర్మణి సమన్వ ఆరభేతే పూర్వ ప్రజ్ఞా చ. క్రమంగా సర్వేంద్రియ ప్రదర్శనములు జీవాత్మ చైతన్యము నందు ప్రవేశిస్తున్నాయి. గొప్ప ప్రకాశముతో వాసనారూపమగు లింగ శరీరము హృదయాంతర్గతంగా నిష్క్రమించుచున్నది. ఈ విధంగా ఇంద్రియములు విజ్ఞానాత్మతో కూడుకొన్నప్పుడు హృదయ రంధ్రము యొక్క జీవనిర్గమస్థానమగు నాడీమార్గము ద్వారా ఆత్మతేజస్సులో ప్రవేశిస్తున్నాయి. ఇక లింగ శరీరము థోట్ ఫీలింగ్ బోడీ యొక్క ఉపాధిధారుడుగు విజ్ఞానమయత్మ కోన్సియస్ సెల్ఫ్ కళ్ల ద్వారా గాని శిరస్సు బ్రహ్మరంధ్రము ద్వారా గాని శరీరములోని ఇతర ప్రదేశముల ద్వారా గాని బయటకు పోవుచున్నది. ఇదియే ప్రాణములు దేహమును వీడటము అగుచున్నది. విజ్ఞానమయత్మ కోన్సియస్ కంట్రోలర్ ఆఫ్ ఫిజికల్ బాడీ దేహము ఇంద్రియములకు సర్వాధికారి అయినట్టి ప్రాణములను ఎనర్జీ తన వెంట కొనిపోవుచున్నది. వాక్ మొదలైన ఇంద్రియములు ప్రాణములను అనుసరించున్నవగుచున్నాయి. లింగదేహము విజ్ఞానరూపముగానే ఆస్ కోన్సియస్లీ నోయిన్ ఫాక్టర్ ఉంటున్నది. విజ్ఞానముతో ప్రకాశించుచు గమ్యము తాను ఉండదలచిన తర్వాతి స్థితి స్థానములు వైపుగా ముందుకు సాగుచున్నది. ఇతః పూర్వము ఆచరించిన విధినిషేధములు కర్మలు అనుభూతులు అనుభవములు అనుభవించిన స్థితులు ఇవన్నీ విషయవాసనల రూపమున పరలోకము మరొక స్థితికి వెళ్ళుచున్న ప్రాణములను అనుసరించున్నాయి. అకంపనింగ్ ఆస్ టెండెన్సీస్ మంత్ర 3.4.3 తద్యథా తృణజలాయుకా తృణస్యాంతం గత్వాన్యమాక్రమమాక్రమ్యాత్మానముపసఘరత్యేవమేవాయమాత్మేదగ్ శరీరం నిహత్యా విద్యాం గమైత్వాన్యమాక్రమమాక్రమ్యాత్మానముపసఘరతి. 3.3 తద్యథా తృణజలాయుకా తృణస్య అంతం గత్వా అన్యం ఆక్రమం ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి. ఏవం ఏవాయం ఆత్మా ఇదగ్ శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యం ఆక్రమమా ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి. ఈ దేహి వర్తమాన దేహమును విడిచి మరొక దేహమును ఎట్లా ప్రవేశిస్తున్నాడు? వినండి. జలగ వంటి ఒక గడ్డిపురుగు ఒక గడ్డిపోచకొనను వదలుచు మరొక గడ్డిపోచను ఆశ్రయించి క్రమంగా క్రితం గడ్డిపోచను దాటివేసి ముందుకు పోవుచున్నది కదా. అదేవిధంగా ఈ పురుషుడు శిథిలమగుచున్న శరీరమును క్రిందపడవైచి ఆ శరీరమును నిశ్చేష్టితము కాగా మరొక శరీరమును పొందుచు మొదటి శరీరము నుండి అపసంహారము పొందుచున్నాడు. వేరొక దేహమును పొంది నేను ఇక ఈ శరీరమునకు చెందినవాడను మాత్రమే అని భావిస్తూ ఆ నూతన దేహము పట్ల ఆత్మభావన పొందుచున్నాడు. ఇతఃపూర్వపు భౌతిక శరీరపు విశేషములన్నీ జరిగిపోయిన కలవలే సత్యము కాదు అనుభావన పొందుచున్నాడు. అవిద్యచే పూర్వపు శరీరముతో పొందిన సంబంధ బాంధవ్యములను స్వప్నమును త్యజించినట్లు త్యజించి నూతన శరీరము మాత్రమే తనకు సంబంధించినట్లు తాను ఆ నూతన శరీరమునకు మాత్రమే సంబంధించినట్లు పరిమితమైనట్లు ఈ దేహి అనుభూతి పొందుచున్నాడు. పూర్వవాసనలే నూతన శరీరముతో కూడా అపకరణ వినియోగమువలే ఆస్ ఇన్స్ట్రుమెంటల్ కొనసాగించబడుచున్నాయి. మాయకులోనే ఆ పురుషుడు తన శరీరముల రాకపోకలకు వేరైన తన యొక్క అప్రమేయమును అసంబద్ధత్వమును నాన్ కాన్సర్న్డ్ అండ్ నాన్ రిలేటెడ్ పార్ట్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ గమనించటమే లేదు. మంత్ర 4.4.4 తద్యథా పేసస్కారీ పేససో మాత్రామపాదాయాన్యన్నవతరం కళ్యాణతరగ్ రూపం తనుతా ఏవమేవాయమాత్మేదగ్ శరీరం నిహత్యా విద్యాం గమయిత్వాన్యన్నవతరం కళ్యాణతరగ్ రూపం కురుతే పిత్ర్యం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా బ్రాహ్మం వాన్యేషాం వా భూతానాం. 4. బ్రాహ్మం వా ప్రాజాపత్యం వా దైవం వా అన్యేభ్యస్వా భూతేభ్యస్. 4. తద్యథా పేసస్కారీ పేససో మాత్రం ఉపాదాయాన్యన్నవతరం కళ్యాణతరగ్ రూపం తనుతా ఏవం ఏవాయం ఆత్మా ఇదం శరీరం నిహత్యా అవిద్యాం గమయిత్వా అన్యన్నవతరం కళ్యాణతరగ్ రూపం కురుతే పిత్ర్యం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా బ్రహ్మం వా అన్యేషాం వా భూతానా. ఓ జనక మహారాజా, ఒక స్వర్ణకారుడు గోల్డ్ స్మిత్ శోభను కోల్పోయిన బంగారు ఆభరణమును కరిగించి ముద్దచేసి తిరిగి ఆ బంగారు ముద్దతో నూతన శోభగల సుందరమైన మరొక ఆభరణమును తయారు చేయుచున్నాడు కదా. అట్లాగే ఆత్మస్వరూపుడగు ఈ పురుషుడు శిథిలము అయిన పూర్వ శరీరమును వదలి ప్రాణశక్తియుతుడై సుందరమైన నూతన శక్తిత్సాహములతో కూడిన నూతన శరీరమును నిర్మించుకొనుచున్నాడు. నవయవ మహోత్సవ యోగవాసిష్టము, ఆ నూతన శరీరముతో అవిద్య కారణముగా తాదాత్మ్యము చెందుచు నేను ఇప్పుడు మానవుడను, జంతువును, గంధర్వుడను, పితృదేవుడను, దేవతను అనే అన్యమైన భూతభావనను ఆశ్రయించుచున్నాడు. ఈ విధంగా శరీరముల పరంపరలలో వ్యవహరించుచు నేను ఈ అంతటికీ పరమైనట్టి వేరైనట్టి పరమపురుషుడను కదా అనుదానిపై దృష్టి సారించటము లేదు. మంత్ర 5.4.5 సవ అయమాత్మా బ్రహ్మ విజ్ఞానమయో మనోమయః ప్రాణమయశ్చక్షుర్మయ శ్రోత్రమయః పృథవీమయ ఆపోమయో వాయుమయ ఆకాశమయస్తేజోమయ తేజోమయ కామమయో కామమయః క్రోధమయో క్రోధమయో ధర్మమయో ధర్మమయః సర్వమయ శ్రోత్రమయ సకాశమయ స్వాయుమయస్తేజోమయ సాపోమయస్ పృథవీమయస్ క్రోధమ్యస్ క్రోధమ్య సర్షమయస్ హర్షమయస్ తద్యది తదిదమ్మయోదోమయ ఇతి యథాకారీ యథాచారీ తథాభవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపో భవతి పుణ్యః పుణ్యేన కర్మణ భవతి పాపః పాపేన అథో ఖల్వాహోః కామమయ ఏవాయం పురుష ఇతి స యథాకామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తదభిసంపద్యతే. 5.5 సవ అయం ఆత్మా బ్రహ్మ విజ్ఞానమయో మనోమయః ప్రాణమయః చక్షుర్మయః శ్రోత్రమయః పృథివీమయ ఆపోమయో వాయుమయ ఆకాశమయః తేజోమయో అతేజోమయః కామమయో అకామమయః క్రోధమయో అక్రోధమయో సర్వత్రా సర్వదా సర్వమునందు ప్రసిద్ధి కలిగినట్టి ఈ పురుషుడు జీవుడు విజ్ఞానస్వరూపుడగు పరబ్రహ్మమే. పరబ్రహ్మత్వమే స్వస్వరూపముగా కలిగి ఉండియే ఈ పురుషుడు మనోస్వరూపుడుగాను ప్రాణస్వరూపుడుగాను నేత్ర చూపు స్వరూపుడుగాను చెవుల వినికిడి స్వరూప పురుషుడుగాను భూ భౌతిక స్వరూపుడుగాను ఉదక స్వరూపుడుగాను వాయుమయ స్వరూప పురుషుడుగాను ఆకాశమయ స్వరూపుడుగాను తేజో సహిత రూపుడుగాను తేజోరహితరూప పురుషుడుగాను కామమయ పురుషుడుగాను అకామమయ పురుషుడుగాను క్రోధమయ పురుషుడుగాను అక్రోధమయ పురుషుడుగాను ధర్మమయో అధర్మమయః సర్వమయః తద్యత్ ఏతత్ ఇదం మయో అథోమయ ఇతి ధర్మమయ పురుషుడుగాను అధర్మమయ పురుషుడుగాను సర్వస్వరూపుడుగాను ప్రత్యక్షముగా కనిపించే ఈ సమస్తముగాను అగుచున్నాడు. ఆత్మయే ఒకటి ప్రత్యక్షముగా ఇంద్రియములకు గోచరమగుచున్న సర్వరూపముగాను, రెండు అప్రత్యక్ష రూపములగు శరీరములోని శబ్దస్పర్శ రూపరసగంధ శక్తులుగాను, మూడు మనోబుద్ధి చిత్త అహంకార అంతఃకరణ చతుష్టయముగాను ఆగుచున్నది. యథాకారి యథాచారి తథాభవతి, సాధుకారి సాధుః భవతి, పాపకారి పాపో భవతి, పుణ్యః పుణ్యేన కర్మణా భవతి, పాపః పాపేన. అథో ఖలు ఆహుః కామమయ ఏవ అయం పురుష ఇతి, స యథాకామో భవతి తత్క్రతుః భవతి, యత్క్రతుః భవతి తత్కర్మ కురుతే, యత్కర్మ కురుతే తత్ అభిసంపద్యతే. ఆత్మ ఏ కారణమును ఆశ్రయిస్తే ఆ కారణముగా ఉన్నట్లు ఏ ప్రవర్తనను ఆచరిస్తే అది అద్దాని ప్రవర్తనగాను అద్దాని స్వభావమైనట్లుగాను అగుచున్నది. ఆత్మయే జీవరూపమును తన యొక్క ప్రతిబింబము వలె లేక అంశ వలె కల్పించుకొని సాధు ఆచరణముచే సాధువుగాను పాపపు ఆచరణలచే పాపిగాను కూడా అయినట్లు అగుచున్నది. పుణ్యకర్మలచే పుణ్యశీలిగాను పాపకర్మలచే పాపశీలిగాను కూడా కథలోని పాత్ర వలె అగుచున్నది. పుణ్యకర్మలచే ఉత్కృష్టుడుగాను పాపకర్మలచే నికృష్టుడుగాను అగుపించుచున్నది. ఇంకా కూడా ఈ పురుషుడు అనేక దృశ్య సంబంధమైన కోరికలు కామనలు కలిగి ఉంటున్నాడు. ఎట్టి కోరికలుంటే అట్టి సంకల్పములనే కలిగి ఉంటున్నాడు. ఎట్టి క్రతువు క్రియాభావన లను కలిగి ఉంటే అట్టి కర్మలనే నిర్వర్తించుచున్న వాడుగుచున్నాడు. అట్టి కర్మలయందే ఆసక్తి కలిగి ఉంటున్నాడు. ఎట్టి కర్మలను ఏ ఉద్దేశ్యముతో నిర్వర్తిస్తూ ఉంటే అట్టి ప్రయోజనములనే పొందుచున్నాడు. మంత్ర 6.4.4.6 తదేశ శ్లోకో భవతి తదేవ సక్తః సహ కర్మణేతి లింగం మనో యత్ర నిషక్తమస్య ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించేహ కరోత్యయం తస్మాల్లోకాత్ పునరేత్యస్మై లోకాయ కర్మణ్ ఇతిను కామయమానో థకామయమానో యోకామో నిష్కామ భవతి ఆప్తకామ ఆత్మకామో నతస్య ప్రాణోత్క్రామంతి బ్రహ్మైవ సంగ్రహమాప్యేతి. 6.6 తత్ ఏష శ్లోకో భవతి తదేవ సక్తః సహ కర్మణేతి లింగం మనోయత్ర నిషక్తం అస్య నిషక్తమన్య ప్రాప్యాంతం కర్మణః తస్య యత్కించ ఇహ కరోతి అయం తస్మాత్ లోకాత్ పునః ఏతస్మై లోకాయ కర్మణ ఇతి తు ను కామేమానో. ఈ అర్థమే శ్లోకములుగా శాస్త్రములచే ఈ విధంగా గానము చేయబడుతోంది. ఈ పురుషుడు ఏ ఆసక్తి కలిగి ఉండి కర్మను నిర్వర్తిస్తాడో అట్టి ఫలమునే పొందుచున్నాడు. ఆతని మనస్సు దేనియందు ఆసక్తి అభినివేశము కలిగి ఉంటోందో అదియే ఆతనిచే కర్మగా నిర్వర్తించబడుచున్నది. అద్దాని స్వభావమే లింగమే తానే ఆ కర్మ ఫలము అనుభవించుటకే ఆ లోకము నుండి ఈ లోకమునకు ఈ లోకము నుండి ఆ లోకమునకు తిరిగి తిరిగి వచ్చుచున్నాడు. కామములతో కర్మము చేయువాని కామ్యకర్మలను నిర్వర్తించువాని కర్మఫలకామి యొక్క గతి ప్రయాణములు ఈ తీరుగానే అంతులేనివై ఉంటున్నాయి. సకామకామి అనబడుచున్నాడు. అథ అకామయమానో యో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామః న తస్య ప్రాణోత్క్రామంతి బ్రహ్మేవసన్ బ్రహ్మాప్యేతి బ్రహ్మాశేతి య ఏవం వేద. ఎవడైతే అకామకామి అయి దృశ్య సంబంధమైన కోరికలు లేనివాడే ఉంటాడో అట్టి అకామి లేక నిష్కామి లేక ఆప్తకామి లేక ఆత్మకామి యొక్క ప్రాణములు మరణానంతరము మరొక శరీరము కొరకే పరుగులు తీయటలేదు. మరి అతని ప్రాణములు విశ్వప్రాణమునందు లీనమై అతడు ఆత్మగా సర్వే సర్వత్రా ఆక్రమించుకొనినవాడే బ్రహ్మముగా ఆగుచు బ్రహ్మముగా వేంచేసి ఉంటున్నాడు. పరబ్రహ్మమే తానగుచున్నాడు. విశ్వరూపుడై విహరిస్తున్నాడు. విశ్వప్రాణి అయి బ్రహ్మవేత్తగా బ్రహ్మమే తాను అని ఆస్వాదిస్తున్నాడు. మంత్ర 7.4.7 తదేశ శ్లోకో భవతి యదా సర్వే ప్రముచ్యంతే కామ యేస్య హృది శ్రితాః అథ మత్యోముతో భవత్యత్ర బ్రహ్మ సమస్నుత ఇతి తద్యథా హి నిర్విలయనీ వల్మికే ముతా ప్రత్యస్తా సేతేవమే వేదగ్ శరీరం సేతేథాయం శరీరో మృత ప్రాణో బ్రహ్మైవ తేజ ఏవ సోహం భగవతే సహస్రం దదామితి హోవాచ జనకో వైదేహః. 7.7 తత్ ఏష శ్లోకో భవతి యదా సర్వే ప్రముచ్యంతే కామాయే అస్య హృదిశ్రితాః అథ మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్నుతి త ఇతి. ఇది ఇట్లు ఇంకా గానము చేయబడుచున్నది. ఎవ్వనియందైతే హృదయమునందలి దృశ్య విషయముల పట్ల సర్వ కోర్కెలు నశించిపోయినవో రహితమైనవో ఎవ్వని హృదయము సర్వ కోర్కెల నుండి విముక్తి పొందుచున్నదో ఆ పురుషుడు ఇక్కడే మరణహితుడగుచున్నాడు. ఆతనికి దేహదేహాంతరముల ప్రాణప్రయాణము అనావశ్యకమగుచు ఆతడు ఇక్కడే అమృతుడు అగుచున్నాడు. జన్మకర్మలకు అతీతుడై ప్రకాశిస్తున్నాడు. తత్యథా అహి నిల్వయని వల్మికే మూతా ప్రత్యస్తా సేతైవం ఏవ ఇదం శరీరం సేతే అథాయం అశరీరో అమృతః ప్రాణో బ్రహ్మైవ తేజ ఏవ. పాము తన పుట్టపై తాను విడిచిన కుబుసమును చూచి ఆహా ఇది నా మూతరూపమగు నేనే అని అనుకుంటుందా? లేదు కదా. కుబుసమును వీడి పాము ప్రశాంతముగా పుట్టలో పండుకొని ఉంటుంది కదా. అట్లాగే సర్వ కోర్కెలను దాటివేసిన త్యజించిన జీవన్ముక్తుడగు ఆత్మయోగి శరీరము మొదలేలేనివాడు కాబట్టి మరణము లేనట్టివాడు అగుచున్నాడు. అవన్నీ ఉండికూడా ఆతని పట్ల ఏ సమయంలోనూ లేనివే అగుచున్నాయి. కేవల ప్రాణస్వరూపుడై సప్రాణముగా అంతటా నిండి ఉంటున్నాడు. కేవల తేజోమయ బ్రహ్మము అయి వెలుగొందుచున్నాడు. ఈ విధంగా బ్రహ్మవేత్తలు జీవించి ఉన్నప్పుడే దేహము ఉండగానే ఆత్మస్వరూపులే విరాజిల్లుచున్నారు. జనకుడు సోహం భగవతే సహస్రం దదామి ఇతి హోవాచ జనకో వైదేహః. జనకమహారాజు, హే భగవాన్, యాజ్ఞవల్క్య, మీరు ప్రవచించుచున్న శారీరక బ్రాహ్మణమును విని నేను మహదానందము పొందుచున్నాను. గురుదక్షిణగా 1000 గోవులను సమర్పించుకుంటున్నాను. దయతో స్వీకరించుటకు అంగీకరించండి. మంత్ర 8.4.4.8 తదేతే శ్లోకా భవంతి అణోహ పంథ వితతః పురాణో మా స్పృష్టోను విత్తో మయేవ తేన ధీరా అప్యంతి బ్రహ్మవిదః స్వర్గం లోకమిత ఊర్ధ్వం విముక్తాః. 8.8 యాజ్ఞవల్క్యుడు, తత్ ఏతే శ్లోకా భవంతి అణోహ పంథ వితతః పురాణో మా స్పృష్టో అనువిత్తో మయేవ తేన ధీరా అప్యంతి బ్రహ్మవిదః స్వర్గం లోకమిత ఊర్ధ్వాః విముక్తాః. యాజ్ఞవల్క్యుడు, ఆత్మకాముడగు బ్రహ్మవేత్తకు మోక్షము స్వభావసిద్ధమే అగుచున్నది, అది పొందబడటము వంటిది కాదు అని శాస్త్రకారులు గానము చేయుచున్నారు. ఓ జనకమహారాజా, ఆత్మతో ఏకీభూతానుభవము అత్యంత సూక్ష్మతరమైన మార్గము. స్థానము 14 లోకములను ఆక్రమించివేయు, అత్యంత విస్తారము కూడా. జన్మ కర్మల కంటే మునుముందే ఉన్నప్పటి అప్పటి స్థితి ఇప్పటి స్థితి కూడా. కాబట్టి అట్టి సనాతన పురాణ మార్గమును స్థానమును నా హృదయము పొందినది. నేను స్పృశిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. వివేకవంతులగు ధీరులు బ్రహ్మవేత్తలు ఈ దృశ్యము నుండి ఇప్పుడే ఇక్కడే విముక్తులగుచున్నారు. ప్రజ్ఞావంతులగు ఆ బ్రహ్మతత్వజులు జీవించి ఉండగానే ఈ దేహ ఇంద్రియ జగత్తులు ఇట్లా ఎదురుగా ఉండినా కూడా జీవించి ఉన్నప్పుడే, దేహము ఉన్నప్పుడే వారు అంతటా ఆత్మచే నింపివేసి మోక్షస్వరూపులగుచున్నారు. మంత్ర 9.4.4.9 తస్మించుక్లముత నీలమాహుహ పింగళం హరితం లోహితం చ ఏష పంథ బ్రహ్మణ హానువిత్స్తేనేతి బ్రహ్మవిత్పుణీకృత్ తేజసశ్చ. 9.9 తస్మిన్ శుక్లముత నీలం ఆహుహ పింగళం హరితం లోహితం చ ఏష పంథ బ్రహ్మణ హానువిత్తః తేనేతి బ్రహ్మవిత్పుణీకృత్ తేజసశ్చ. ఓ జనక యోగీంద్ర, జ్ఞానమార్గము విషయమై కొందరు శుక్ల తెలుపు నాడీమార్గమని, మరికొందరు కృష్ణ నలుపు నాడీమార్గమని, ఇంకొందరు పచ్చని ఎర్రని నాడీమార్గములని అభివర్ణిస్తూ ఉన్నారు. బ్రహ్మ విద్యాస్వరూపమైన మోక్షమార్గము బ్రహ్మమును ఎరిగి బ్రాహ్మణునికి పరమాత్మతత్వముగా ఇప్పుడే ఇక్కడే తెలియవచ్చుచున్నది. బ్రహ్మ విద్యాస్వరూపమైనట్టి అట్టి ఆ మోక్షమార్గము పుణ్యకర్మల ప్రభావంగా పరమాత్మ స్వరూపము ధారణ చేస్తున్న బ్రహ్మజ్ఞాని ఇక్కడే ఇప్పుడే పొందుచున్నాడు. మంత్ర 10.4.4.10 అంధం తమః ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ ఇవతే తమోయ్య ఉ విద్యాయగ్నరతాః. 10.10 అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతః భూయ ఇవతే తమో యౌ విద్యాయగ్నరతాః. ఓ జనకమహాత్మ, ఈ ఇంద్రియములు ఇంద్రియ విషములు దేహములు ఇవన్నీ ఆత్మకు అనుబంధములనిగాని, ఆత్మకు వీటితో బంధము సంబంధము ఉన్నదనిగాని అనుకోవటమే అజ్ఞానము. ఈ జీవుని ఆత్మగా గమనించకపోవటమే తమస్సు. ఈ పురుషుడు పురుషోత్తముడే, ఉత్తమ పురుష అయి ఉన్నాడు. ఈ నరుడు నారాయణుడే, ఆత్మయే నీవై ఉండగా ఆత్మను పొందటమెక్కడిది. ఎవ్వరైతే అవిద్యేగు దృశ్య జన్మ కర్మలను ఉపాసిస్తూ జీవితమంతా గడిపివేస్తారో, ఆత్మకు వీటితో బంధము ఆపాదిస్తూ బంధమునకే పరిమితమవుతారో, లేక ఇంద్రియానందలోకములను పొందటానికే యజ్ఞయాగాదులను ఉద్దేశిస్తారో, అట్టివారు అంధకార బంధరమగు అజ్ఞాన లోకములను పొందుచున్నారు. తెలియబడుదానిలో తెలుసుకుంటున్న ఆత్మను ఎవ్వరు వెతుకుతారో అట్టివారు విద్యావంతులైకూడా విద్యకు వ్యతిరిక్తమైన అవిద్యయందే అధికాధికముగా సంచరించుచున్నవారుగుచున్నారు. మంత్ర 11.4.4.11 అనందానామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంత్య విద్వాంసోబుధో జనాః. 11.11 అనందానామతే లోకా అంధేన తమసా ఆవృతాః తాంస్తే తాంతే ప్రేత్య అభిగచ్చంతి అవిద్వాంసో అబుధో జనాః. ఓ జనక మహారాజా, ఆత్మతో మమైక్యము పొందు ప్రయత్నశీలత్వము ఆశ్రయించని వారికి దేహానంతరము అజ్ఞానావృతములైన అనేక దుహఖములతో కూడిన లోకములు వేచి ఉంటున్నాయి. మరణానంతరము ఈ జనులు తమస్సుతో నిండిన అవిద్యాయుత లోకములలో అవిద్యచే ప్రవేశించుచున్నారు. తెలివి తక్కువగా సంసార దుహఖములను కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. మంత్ర 12.4.12 ఆత్మానం చేద్విజానీయాదేమస్మితి పూరుషః కిమిచ్ఛన్కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్. 12.12 ఆత్మానం చేద్విజానీయాత్ అయం అస్మి ఇతి పూరుషః కిం ఇచ్ఛన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఎవ్వడైతే నేను స్వతహగాను సహజముగాను ఆత్మనే కదా అని సుస్పష్టము నిర్దిష్టముగా సంశయరహితంగా తిరిగి ఉంటాడో అట్టి పురుషుడు ఇక ఈ దృశ్య జగత్తులో ఏదో ఏ లోకమో పొందాలి కదా అని కోరుకొని శారీరక కష్టము పొందవలసిన అవసరమేముంటుంది? ఏమీ ఉండదు. మంత్ర 13.4.13 యస్యానువిత్తః ప్రతిబుద్ధ ఆత్మాస్మిన్ సందేహే గహనే ప్రవిష్టః సవిశ్వకృత్ సహి సర్వస్య కర్తా తస్య లోకః సౌ లోక ఏవ. 13.13 యస్య అనువిత్తః ప్రతిబుద్ధ ఆత్మా అస్మిన్ సందేహే గహనే ప్రవిష్టః సవిశ్వకృత్ సహి సర్వస్య కర్తా తస్య లోకః సతు లోక ఏవ. ఈ పురుషుడు జీవుడు అనేక సందేహములతో నిండిన సంసార రూపకీకారణ్యములో ప్రవేశించి ఎటువైపుగా ఏమున్నదో తెలియక ఏది త్రోవయో ఎటుపోవాలో అర్థము కాక దిక్కుతోచక ఉన్నాడు. ఎవరైతే ఉపనిషత్ సద్గురు బ్రహ్మజ్ఞాన వాక్యాలు విని తత్వం ఇత్యాది మహావాక్యముల అర్థమును ఎరిగి నేను స్వయముగా సహజముగా ఆత్మను కదా అని ప్రబుద్ధుడే ఆత్మతత్వమును ఎరుగుతాడో ఆత్మసాక్షాత్కారము పొందుతాడో అట్టివాడే విశ్వకర్త ఈ విశ్వమునకు నా భావనచే నేనే కర్తను అను ఎరుకగలవాడు అగుచున్నాడు. ఐ ఆమ్ ద ఎగ్జిక్యూటాంట్ ఆఫ్ దిస్ సినరియో. సర్వకర్త అగుచున్నాడు. ఐ ఆమ్ ద ఎగ్జిక్యూటాంట్ ఆఫ్ ఓల్. సమస్త లోకములు ఆతనివే అగుచున్నాయి. ఓల్ లేవల్స్ ఆర్ మైన్. ఆతని ఆత్మయే సర్వలోకములుగాను సర్వము ఆతనికి ఆత్మగాను అగుచున్నది. ఐ ఆమ్ ఓల్ దిస్ అండ్ దిస్ ఈజ్ ఓల్ ఇన్ మీ. అందుచేత అద్వితీయము ఏకము అగు పరమాత్మనే ఎల్లప్పుడూ భావన చేయాలి. మంత్ర 14.4.14 ఇహైవ సంతోథ విద్మస్తద్వయం నచ్చేదవేదిర్మహతి వినశ్చాహ ఏ తద్విద్రముతాస్తే భవంత్యథితరే దుహఖమేవాప్యంతి. 14.14 ఇహైవ సంతో అథ విద్మహతత్వయం నచేత్ అవేదః మహతీ వినశ్చాహ య ఏతత్ విదుహ అమృతాస్తే అమృతాః తే భవంతి అథ ఇతరే దుహఖమేవ అపియంతి. ఓ జనక చక్రవర్తి, హే మహాన్, ఒక ముఖ్య విషయము శ్రోతలందరికీ గుర్తుచేస్తున్నాను. ఈ మానవ జన్మయందే ఈ దేహ దేవాలయములో సర్వదా వేంచేసియున్న అద్వైడగు ఆత్మభగవానుని తనకు తానే గుర్తించకపోతే ఆత్మజ్ఞాని కాపోతే ఈ జీవుడు చాలా నష్టపోగలడు. ఎవ్వరు ద్రష్టదర్శన దృశ్య అఖండరూపమగు అద్వితీయమగు సర్వమునకు పరమగు స్వస్వరూప ఆత్మతత్వమును ఎరుగుచున్నారో అట్టివారు జననజరామృత్యు పరిధులను దాటిపోయి అమృతస్వరూపులగుచున్నారు. ఆత్మస్వరూపము ఎరుగనివానిని దుహఖము వరి తొలగదు. దుహఖము తొలగాలంటే ఉన్న త్రోవ ఒక్కటే, అది ఆత్మను ఎరుగుటయే. తరతి శోకం ఆత్మవిత్. మంత్ర 15.4.15 యదేతమను పశ్యత్యాత్మానం దేవమంజస ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే. 15.15 యదైతం అనుపశ్యత్య ఆత్మానం దేవమంజస దేవం అంజస ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే. ఎప్పుడైతే ఈ పురుషుడు జీవుడు ఆత్మశాస్త్రమును గురుబోధలను ఆశ్రయించి భూత వర్తమాన భవిష్యత్తులకు ఆవల తేజోస్వరూపుడై సర్వమును వెలిగించువాడై తానే వెలుగుచున్న స్వస్వరూపాత్మను తెలుసుకుని దర్శించి మమేకమవుతాడో అట్టివాడు ఇది నాకు ఇట్లా ఉండాలి, ఇట్లాగే ఉండాలట్లా ఉండకూడదు. ఇట్టి రూపమైన సంగతి సందర్భములపై కూడా ఆధారపడి ఉండడు. ఏది ఇట్లాగైనా తాను ఆత్మాహంకారుడే ఉంటాడు. దేనిని పొందాలనిగాని కోల్పోవాలని గాని కోరుకోవలసిన అవసరము అట్టివానికి కనిపించదు. విజుగుప్స, అసూయ, భయము పొందడు. మంత్ర 16:4.4.16 యస్మాదర్వాక్ సంవత్సరోహోభి పరివర్తతే తద్దేవా జ్యోతిషాం జ్యోతిరాయర్హోపాసతే మృతం. 16:16 యస్మాత్ అర్వాక్ సంవత్సరో అహోభ్యః పరివర్తతే తద్దేవా జ్యోతిషాం జ్యోతిరాయః హ ఉపాసతే అమృతం. ఈరోజులు, నెలలు, సంవత్సరములు, యుగములు, కల్పములతో కూడిన కాలచక్రమంతా కూడా ఏ పరబ్రహ్మం యొక్క క్రింద భాగమున కల్పనగా కొనసాగటం జరుగుతోందో. అట్టి జ్యోతులకే జ్యోతియగు ఆత్మయే నేను అని ఎరిగి అట్టి ఆత్మను ఉపాసిస్తాడో అట్టివాడు మృత్యుపరిధులను జయించివేసి కాలాతీతస్వరూపుడై అమృతస్వరూపుడై ప్రకాశించున్నాడు. నేనే కాలాత్మను కూడా అని ఆతడు ఎరుగుచున్నాడు. మంత్ర 17:4.4.17 యస్మిన్ పంచ పంచజన ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవ మన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మాముతోమృతం. 17:17 యస్మిన్ పంచ పంచజన ఆకాశశ్చ ప్రతిష్ఠితః తమేవ మన్య ఆత్మానం విద్వాన్ బ్రహ్మాముతో అమృతం. యవ్వనియందైతే పంచభూతములు, పంచజనులు, గంధర్వులు, పితరులు, విదేవతలు, అసురులు, రాక్షసులు వీరందరూ ఏ అక్షరరూపముగా కల్పనా రూపమై ఉంచబడినారో అట్టి ఆకాశము ఎందులో ఉన్నదో అట్టి ఆత్మాకాశము నేనే అని ఆత్మవిద్యచే ఎరిగి ఏతద్దృష్టి అవగాహనలతో మౌనముగా దర్శిస్తాడో ఆతడే ఆత్మను ఎరిగినవాడు. అట్టి బ్రహ్మమును ఎరిగినవాడు అమృతస్వరూపమగు బ్రహ్మమే తానే బ్రాహ్మీస్వరూపుడు అగుచున్నాడు. మంత్ర 18:4.4.18 ప్రాణస్య ప్రాణముత చక్షుషశ్చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం మనసో యే మనో విదుః తే నిచికి బ్రహ్మ పురాణమగ్యం. 18:18 ప్రాణస్య ప్రాణం ఉత చక్షుషః చక్షుః ఉత శ్రోత్రస్య శ్రోత్రం మనసో యే మనో విదుః తే నిచికియః బ్రహ్మ పురాణం అగ్యం. ఏది ప్రాణమునకే ప్రాణమయున్నదో, చూపుకే చూపై ఉన్నదో, వినికిడికే వినికిడి అయి ఉన్నదో, ఏది ప్రాణము చూపు వినికిడి తనేందు స్థానములుగాను లీలా కల్పితముగాను కలిగి ఉన్నదో, ఏది మనస్సుకు కూడా మనస్సు అయి ఉన్నదో అదియే ఆత్మ. ఎవ్వరైతే అట్టి స్వస్వరూప సర్వస్వరూప అఖండాత్మను ఎరుగుదురో అట్టివారే సనాతనము సర్వకారణము అగు బ్రహ్మము తామై ప్రకాశించుచున్నారు. మంత్ర 19:4.4.19 మనసైవానుద్రష్టవ్యం నేహ నానాస్తి కిం చన ముత్యోహ సమ్ముత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. 19:19 మనసైవ అనుద్రష్టవ్యం నేహ నానాస్తి కించన నైహ నానా అస్తి కించన. మనస్సుతో ఆత్మనే దర్శించాలి అనగా మనస్సు సర్వదా సర్వత్రా సమస్తమును ఆత్మగా మననము కలిగి ఉండునుగాక. ఎందుకంటే మనస్సే బంధము మోక్షము కూడా. ఇక్కడ అనేకముగా కనిపించేదంతా మనస్సే స్వీయ భావనయే అట్లు అనేకముగా దర్శిస్తోంది. ఆత్మజ్ఞులకు ఇదంతా అనేకంగా కనిపిస్తూ కూడా ఏకము అనిపిస్తోంది. అంతా అఖండాత్మయే తై ఉండటముచేత ఇక్కడ నానత్వము కించిత్తు కూడా లేదు. మృత్యోహ సమృత్యుం ఆప్నోతి యైహ నానేవ నానైవ పశ్యతి. స్వకీయ మననము స్వకీయ ఆలోచనల అభ్యాసరూపమగు మనస్సుకు ఏ నానత్వము కనిపిస్తోందో అట్టి నానత్వ దృష్టిగా కలవారు ఒక దేహము నుండి ఇంకొక దేహమునకు కర్మ అజ్ఞానానుసారంగా ప్రయాణిస్తూనే ఉంటారు. ఒక మృత్యువు నుండి ఇంకొక మృత్యువునకు అవిశ్రాంతంగా పరుగులు తీస్తూ ఆయాసపడుచూనే ఉంటారు. ఒక చావు తరువాత మరొక చావు కొనసాగుచూనే ఉంటుంది. మంత్ర 20:4.4.20 ఏకధైవానుద్రష్టవ్యమేతద ప్రమేయం ధ్రువం విరజః పర ఆకాశాదజ ఆత్మా మహాంధ్రువః. 20:20 ఏకధైవ అనుద్రష్టవ్యం ఏతత్ అప్రమేయం ధ్రువం విరజః పర ఆకాశాత్ అజ ఆత్మా మహాంధ్రువః. ఓ జకన మహారాజ యోగపుంగవ, ఆత్మ సర్వదా ఏకముగానే ఉన్నదిగాని అనేకముగా అగుటయ్యలేదు. అందుచేత అనేకమునందు ఏకము వాస్తవమైనదిగా చూస్తూ ఉండాలి. అట్టి ఆత్మ యొక్క తత్వానుభవము ప్రత్యక్ష అనుమానములనే ఉపకరణములకు లభ్యమయ్యేది కాదు. బుద్ధిచే గ్రహించవలసినది ఆత్మ సర్వదా అప్రమేయము, ధ్రువము, నిత్యము, మాలిన్యరహితము, ఆకాశము కంటే సూక్ష్మము, జన్మజరారహితము, సర్వశ్రేష్టము. అట్టి స్వభావ సిద్ధగుణములు గల ఆత్మనే ఉపాసించాలి. మంత్ర 21:4.4 తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వితా బ్రాహ్మణః నానుధ్యాయాద్బహుంచ్ దాన్వాచో విజ్ఞాపనం హి తదితి 21:21 తమ్ ఏవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వితా బ్రాహ్మణః. అట్టి బ్రహ్మమునందు ధ్యాసతో ధీరుడై ఒకానొకడు ప్రజ్ఞతో అద్దానిని ఎరిగి స్వభావము చేసుకుని బ్రాహ్మణుడు అగుచున్నాడు. అట్టి బ్రాహ్మణుడు బ్రహ్మమునందే నిష్ఠ కలిగినవాడై ఉంటున్నాడు. ఈ జీవుడు బ్రహ్మమును ఎరిగి బ్రాహ్మణుడు కావాలి. నానుధ్యాయాత్ నానుధ్యాయాత్ బహూన్ సద్దాన్ కింతు వాచో విజ్ఞాపనం హి తతితి. అంతేగాని తదితర అనాత్మ శబ్ద వ్యవహార జాలములకు పరిమితము కారాదు. భేదములను ఉపాసించరాదు, ఎందుకంటే తదితరమైన శబ్దజాల వ్యవహారమంతా కూడా వృధాశ్రమయే. ఆత్మకు నేనే ఆత్మను అనుదానికి అన్యమైన భావనంతా కూడా ఈ పురుషుని జీవుని పట్ల అనవసరమైన వ్యర్థమైన వేసటయే. మంత్ర 22:4.4.22 సవా ఏష మహానజ ఆత్మా యోయం విజ్ఞానమయః ప్రాణేషుయ ఏషోంతర్హృదయ ఆకాశస్తస్మించేతే సర్వస్య వసీ సర్వస్యేశనః సర్వస్యాధిపతయః సన సాధునా కర్మణా భూయాన్నో ఏవా సాధునా కనియనేష సర్వేశ్వర ఏష భూతాధిపతిరేష భూతపాల ఏష సేతుర్విధరణ ఏషా లోకానామ సంభేదాయ తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిదిషంతి యజ్ఞేన దానేన తపసానాశకేనేతమేవ విదిత్వా మునిర్భవతి విదిత్వా మునిస్భవతి ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్ఛంతః ప్రవ్రజంత్యేతద్ధాస్మ వై తత్పూర్వే విద్వాంసః ప్రజాం న కామయంతే కిం ప్రజయా కరిష్యామో యేషాం నోయమాత్మాయం లోక ఇతి తే హాస్మ పుత్రేషణాయశ్చ విత్తేషణాయశ్చ లోకేషణాయశ్చ వ్యుత్థాయథ భిక్షాచర్యం చరంతి యా హేవ పుత్రేషణ సా విత్తేషణ యా విత్తేషణ సా లోకేషణోభే హేతే ఏషనే ఏవ భవతః సా ఏష నేతి నేత్యాత్మా గుహ్యో నహి గృహ్యతే సిర్యో నహి సిర్యతే సంగో నహి సజ్యతే స్తో నవ్యథతే న రిష్యత్యేతమో హైవైతే న తరత ఇత్యతః పాపమకరవమిత్యతః కళ్యాణంకరవమిత్యుభే ఉహాయవైష ఏతే తరతి నయనం కూతాకృతే తపతః 22:22 సవా ఏష మహాన్ అజ ఆత్మ యో అయం విజ్ఞానమయః ప్రాణేషు య ఏషో అంతరహృదయ ఆకాశః. అట్టి ఆత్మ మహాన్, మహత్తరమైనది, అజం, పుట్టుకలేనిది, ఇంద్రియములందు విజ్ఞాన ఎరుక రూపముగా వెలుగొందుచున్నది, ప్రాణరూపమై దేహములను పాలించుచున్నది, అంతర్హృదయాకాశమునందు పరమ ప్రశాంత రూపముగా శయనించుచున్నది. తస్మించేతే తస్మించయేతే సర్వస్య వసి సర్వస్య ఈశానః సర్వస్య అధిపతయః. అట్టి ఆత్మ సర్వమును తన వశమునందు కలిగి ఉన్నది, సర్వమును శాసించుచున్నది, సర్వము తానే అయి ప్రదర్శనమగుచు ఈశ్వరత్వము ప్రదర్శించుచున్నది, సర్వమునకు అధిపతి అయి ఉన్నది. సన సాధునా కర్మణా భూయన్ నైవ అసాధునాం కనీయాన్. ఆత్మా సాధుకర్మలచే శాస్త్రములచే చెప్పబడు యజ్ఞ యాగ ప్రాణాయామ ఇత్యాదులచే వర్ధిల్లునది కాదు. శాస్త్రములచే నిషేధించబడిన కర్మలు నిర్వర్తించువాని పట్ల క్షీణించేది కూడా కాదు. ఏష సర్వేశ్వర, ఏష భూతాధిపతయః, ఏష భూతపాల, ఏష సేతుః విధరణ, ఏషాం లోకానాం అసంభేదాయ. ఆత్మ సర్వమునకు ఈశ్వర శాసనమైనయున్నది, సర్వమును శాసించునది, సర్వమునకు సొంతదారు, సర్వమునకు అనుభవదారు. ఆత్మ జనన జన్మలకు, జీవుడు ఈశ్వరుడులకు సేతువు, ఈ జగత్తు అనే కల్పన పడిపోకుండా నిలబెట్టు మూలస్తంభము. తం ఏతం వేద అనువచనేనా వేదానువచనేనే బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేనా దానేనా తపస అనాసికేన ఏతమేవ విదిత్వా మునియః భవతి. వేదవేత్తలు అట్టి ఆత్మను ఎరుగుటకై మహదాస్యమును ఆశ్రయిస్తున్నారు. అట్టి ఆశయ సిద్ధిని దృష్టిలో కలిగి ఉండియే యజ్ఞదాన తపస్సులు నిర్వర్తించుచున్నారు. మరికొందరు నిష్కామకర్మిష్ఠులై తాము చేయు సమస్త కర్మలను బ్రహ్మార్పణం అని సమర్పించి బ్రాహ్మణులగుచున్నారు. సర్వ జగత్ విషయముల పట్ల అంతరంగమున మౌనము వహించిన వారే ముని లేక మోని అగుచున్నారు. ఏతమేవ ప్రవ్రాజినో లోకం ఇచ్ఛంతః ప్రవ్రజంతి. ఆత్మ యొక్క మహిమను ఎరిగి ఆత్మసాక్షాత్కారము కొరకై కొందరు సర్వ విషయములతో సంగమును త్యజించివేయుచున్నారు. ఏది అనాత్మయో ఏది ఆత్మయో అభ్యాసపూర్వకంగా ఎరిగి వర్తిస్తున్నారు. ఏతద్హస్మ ఏతద్హస్మ వై తత్పూర్వే విద్వాగ్ సహ ప్రజాంన కామయంతే కిం ప్రజయ కరిష్యామః ఏషాంనో అయం ఆత్మ అయం లోక ఇతి. మరికొందరు ఆత్మశక్తి కొరకై ఆత్మత్వము సిద్ధింపజేసుకొనుటకై భార్యేషణ పుత్రేషణ విత్తేషణములను త్యజించి సన్యాసాశ్రమమును స్వీకరించుచున్నారు. మేము ఆత్మను సాక్షాత్కరించుకోవాలి, అంతేగాని పుత్రులు మొదలైనవి మమ్ములను ఉద్ధరిస్తారా? లేదు కదా అని సన్యసించుచున్నారు. మాకు ఆత్మయే సర్వస్వము అయి ఉన్నది, ఆత్మయే మా లోకము అను నిర్ణయమును వారు కలిగి ఉంటున్నారు. తే హాస్మ పుత్రేషణయశ్చ వితేషణయశ్చ లోకేషణయశ్చ విత్థాయ అధ భిక్షాచర్యం చరంతి. ఇంకొందరు పుత్రేషణ విత్తేషణ లొకేషణ పట్ల అట్టి ఈశనత్రయముల పట్ల సర్వ మమకారములను త్యజించి అహంకారముపై యుద్ధము ప్రకటించి ఆత్మానుభవ సిద్ధి కొరకై భిక్షాటనము స్వీకరించుచున్నారు. భీచీకటిని షక్షయింపజేయు జీవన విధానము. యా హి ఏవ పుత్రేషణ సా విత్తేషణ యా విత్తేషణ సా లోకేషణో ఉభేహేతే ఏషణే ఏవ భవతః సా ఏషనేతి సా ఏషన ఇతి. ఈశనత్రయము జీవునికి ఆత్మానుభవ మార్గముతో అజ్ఞానదృష్టి కారణంగా అడ్డంకులుగా ఆగుచున్నది. పుత్రుల కొరకే ఒకడు చెడ్డ పనులు చేయుచుండటము లోకంలో చూస్తూ ఉంటాము. కనుక పుత్రేషణయే విత్తేషణగా ఆగుచున్నది. ధర్మము కొరకే విత్తము అని మరిస్తే ఎట్లా? విత్తము సంపాదించుటకై ఈ లోకంలో లౌకిక సంబంధమైన వ్యవహారములలో తలదూర్చి క్షణక్షణము పొందుటయే లోకేషణ. ఈ విధంగా ఈశనములను విత్తేషణ పుత్రేషణ లొకేషణలను పాముకుబుసము వలె త్యజించి నేతి నేతి ఇవన్నీ కాదు కాదు అని ఆత్మస్వరూపము విషయములో సునిశ్చితుడై పరమ ప్రశాంతుడై ఉండటమును అభ్యసించాలి. నేతి ఆత్మా అగృహ్యో నహి గృహ్యతే అసిర్యో నహి సీయతే అసంగో నహి సజ్యతే అసితో నవ్యథతే నరిష్యతి. ఏతము హైవైతే హి ఏవ ఏతే న తరతా ఇతి. ఆత్మపురుషుడు ఎట్టివాడు? అగ్రాహ్యుడు కర్మేంద్రియములకు జ్ఞానేంద్రియములకు ఆత్మ భగవానుడు విషయము కాదు, వాటిచే గ్రహించబడగలిగేవాడు కాదు. కాని ఇంద్రియములతో సర్వము గ్రహించినది ఆయనే, గ్రహించబడుచున్నది ఆయనయే. ఆయన అవినాశి, ఎట్టి మార్పు ఉచేర్పులు చెందక సర్వమార్పు ఉచేర్పులకు తానే కారకుడై ఉన్నాడు. ఆత్మదేవుడు దేనిచేతను బద్ధుడు కాడు, ఎట్టి సంగము లేనివాడు, దేనియందు అభినివేశము ఉండనివాడు, బద్ధుడు కానివాడు. ఆత్మ ఎటువంటి వ్యధ పొందటము లేదు, నిత్య నిర్మలము. అతః పాపం అకరవం ఇత్యతః కళ్యాణం అకరవం ఇతి ఉభే ఉహై వైష ఏతే తరతి. నయనం కృతాకృతే కృతాకృతే తపతః. ఆత్మ దేనిచేతను స్పృశించబడదు, కప్పబడదు, ఆత్మను తరింపజేసేదేదీ లేదు. మోహము మొదలైన వాటి నుండి ఆత్మ కొత్తగా తరించినది కాదు. నిత్య నిర్మలము. ఆత్మను పాప పుణ్యములు అంటవు, సమస్త ద్వంద్వములకు అతీతమైనది. ఆత్మ సర్వదా నిత్యకళ్యాణ శుభప్రద స్వరూపము. అంతేగాని మరొకరిని బాధించినది కాదు. ఈ విధంగా బ్రహ్మవేత్త బ్రహ్మమును ఎరిగినవాడై పాపపుణ్యములు మొదలైన ద్వంద్వమోహములన్నీ అతిక్రమించి వేచున్నాడు. ఆతనికి విహితకర్మచే పొందవలసినదిగాని అవిహితకర్మలచే పోగొట్టుకొననదిగాని ఉండవు. అవి రెండూ బ్రహ్మవేత్తకు ఏమాత్రము కూడా కలత కలిగించలేవు. ఆతనికి కూత అకూతములు ఆటలలో విశేషాల వలె వినోద చమత్కారాలగుచున్నాయి. మంత్ర 23:4.4-23 తదేతదృచాభిప్తం ఏష నిత్యో మహిమా బ్రాహ్మణస్య న వర్ధతే కర్మణానో కనీయాన్ తస్యేవ స్యాత్ పదవిత్తం విదిత్వా న లిప్యతే కర్మణ పాపకేనేతి తస్మాదేవం విచ్ఛాంతో దాంతా ఉపరతస్థితిక్షు సమాహితో భూత్వాత్మన్యవాత్మానం పశ్యతి సర్వమాత్మానం పశ్యతి నయనం పాప్మా తరతి సర్వం పాప్మానం తరతి నయనం పాప్మా తపతి సర్వం పాప్మానం తపతి విపాపో విరజో విచికిత్సో బ్రాహ్మణో భవతి ఏష బ్రహ్మలోకః సమ్రాట్ ఇతి హోవాచ యాజ్ఞవల్క్యః సోహం భగవతే విదేహాందదామి మాం చాపి సహ దాస్యాయతి 23:23 తత్ ఏతతృచ అభ్యుప్తం ఏష నిత్యో మహిమా బ్రాహ్మణస్య న వర్ధతే కర్మణ నో కనీయాన్ తస్యేవ స్యాత్ పదవిత్తం విదిత్వా న లిప్యతే కర్మణ పాపకేనేతి అట్టి ఆత్మగురించి రూక్ వేదృక్కులు వేదములు ఇంకా ఇట్లా గానము చేస్తున్నాయి. సుస్పష్టము నిర్దుష్టముగా ఎలుగెత్తి చెప్పుచున్నాయి. పరబ్రహ్మము సర్వకాల సర్వావస్థలయందు ఏకస్వరూపమై నిత్యమై ఉండునది. ఆత్మ తాననది బ్రహ్మవేత్త యొక్క స్వకీయమైన మహిమయే అయి ఉన్నది. బ్రహ్మవేత్త ఈ దృశ్యము ఈ బ్రహ్మాండము తానే అయి వెలుగొందుచున్నాడు. ఆత్మవర్ధనము వృద్ధి పొందటం లేదు, క్షీణించటం లేదు. అట్టి ఆత్మ యొక్క మహిమను ఈ జీవుడు గ్రహించినప్పుడే దుహకము తొలగుతుంది. కనుక తప్పక తెలుసుకోవాలి. అట్లు ఆత్మను ఎరిగినవాడు తానే ఆత్మగా అగుచున్నాడు. ఆత్మ ఎట్టిదో ఎరిగినవాడు కర్మలతో సంబంధమే లేనివాడగుచున్నాడు. ఇక పాపపుణ్యములేమి ఉంటాయి? ఆతని పట్ల ఉండవు. తస్మాత్ ఏవం విత్ శాంతో దాంతా ఉపరతః తితిక్షుః సమాహితో భూత్వా ఆత్మను ఎరిగినట్టివాడు స్వభావసిద్ధంగానే అంతరంగమున పరమశాంతుడు. ఇంద్రియములను తన వశము చేసుకుని ఉండుటచే ఇంద్రియ నిగ్రహము కలవాడు. సర్వప్రాపంచక భేద వ్యవహారముల నుండి మనస్సును విరమింపజేసినట్టి ఉపరతుడు ప్రాపంచక కష్టసుఖములు అతి చిన్న విషయాలుగా చూచుటచే తితీక్ష సిద్ధించుకున్నట్టివాడు. ఏకాగ్రత సంతరించుకున్న చిత్తము కలవాడు. సర్వత్రా సమరూపము దర్శించు సమాహితుడు అగుచున్నాడు. ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి సర్వం ఆత్మానం పశ్యతి నయనం పాప్మా తపతి సర్వం పాప్మానం తరతి. ఆ మహనీయుడు తనయందే ఆత్మను తానే ఆత్మగాను దర్శించుచున్నాడు. తానే ఈ సర్వమై ఉంటున్నాడు. ఈ సర్వము ఆత్మస్వరూపంగాను తానే ఆత్మస్వరూపుడుగాను తెలుసుకునియున్న ఆత్మతత్వజ్ఞాని పాపముచే స్పృశించబడడు. తత్సంబంధమైన వ్యథ ఉండదు. అంతా తానే అయి ఉంటాడు. సర్వపాపములను అధిగమించినవాడై ఉంటాడు. పాపము ఆతనిని తప్పింపజేయదు. తానే పాపమును దహించివేసినవాడై ఉంటాడు. సర్వం పాప్మానం తరతి విపాపో విరజో అవిచికిత్సో బ్రాహ్మణో భవతి. ఆత్మజ్ఞానాగ్నిచే పాపమును కాల్చివేసి ఉంటాడు. ఈ జీవుడు పాపి కాదు, ఆత్మస్వరూపుడు. నోట్ అ సినర్ బట్ అ డివినిటీ గివిన్ అప్పిరాన్స్ ఇన్ ద వర్ల్డ్ సినరీ. ఆతడు ఎట్టి పాపములు లేనట్టి, ఎట్టి కోరికలు లేనట్టి, సర్వప్రాపంచక విషయములను దాటివేసినట్టి, సంశయములన్నీ ఉపశమింపజేసినట్టి బ్రహ్మవేత్త ఆగుచున్నాడు. బ్రహ్మమును సర్వత్రా దర్శించు బ్రాహ్మణుడు అయి ఉంటున్నాడు. ఏష బ్రహ్మలోకః సమ్రాట్ ఇతి ఏనం ప్రాపితోసి ఇతి హోవాచ యాజ్ఞవల్క్యః హే సమ్రాట్, బ్రహ్మలోకమును ప్రవేశించటము అనగా ఇదియే. బ్రహ్మలోక ప్రాప్తి అనగా తానే బ్రహ్మముగాను ఈ సర్వము అఖండ అద్వితీయ బ్రహ్మముగాను సందర్శిస్తూ ఉండటమే సుమ. జనకుడు, సోహం భగవతే విదేహాన్ దదామి మాం చాపి సహ దాస్యాయతి జనకమహారాజు స్వామి, యాజ్ఞవల్క్య, నా ఆత్మ యొక్క మహిమను నాకు తెలియజేయటచే మీరు నాకు పూజనీలగుచున్నారు. మీ వాక్యములు నాకు ఆత్మ సామ్రాజ్యాధిపతి స్థానమును ప్రసాదిస్తున్నాయి. హే భగవాన్, మీకు కృతజ్ఞతగా ఏమిచ్చుకోగలను? ఈ విదేహ సామ్రాజ్యమును మీ పాదములకు భక్తితో సమర్పిస్తూ నేను మీకు సేవకుడుగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. మంత్ర 24:4.24 సవా ఏష మహానజ ఆత్మానాదో వసుదానో విందతే వసుయా ఏవం వేద 24 అథ ఫలశ్రుతి 24 సవా ఏష మహాన్ అజ ఆత్మానాదో వసుదానో విందతే వసు యా ఏవం వేద. ఈ యాజ్ఞవల్క్య జనక సంవాదము మహత్తరమైనది. దేశ కాలములచే ఫాక్టర్ ఆఫ్ ప్లెస్ ఆండ్ టైమ్ పరిచ్ఛిన్నము పొందనట్టిది. అన్నములకు సర్వ అనుభవములకు భోక్త, సర్వకర్మఫల ప్రదాత. ఎవడైతే ఆత్మను ఈ తీరుగా సర్వాంతర్యామిగాను సర్వతత్వస్వరూపముగాను అఖండము అప్రమేయము నిత్యముగాను ఉపాసిస్తాడో అట్టివాడు సర్వకర్మలు నిర్వర్తించిన ఫలమును పొందుచున్నాడు, వసురూపుడై ఆనందిస్తున్నాడు. హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ ఏజ్. మంత్ర 25:4.25 సవా ఏష మహానజ ఆత్మాజరోమరోముతో భయో బ్రహ్మాభయం వై బ్రహ్మాభయం హి వై బ్రహ్మ భవతి యా ఏవం వేద 25 ఇతి చతుర్థం బ్రాహ్మణం. 25 సవా ఏష మహాన్ అజ ఆత్మా అజరో అమరో అమృతో అభయో బ్రహ్మ అభయం వై బ్రహ్మ అభయం హి వై బ్రహ్మ భవతి యా ఏవం వేద. ఎవడైతే అట్టి మహాన్ అజం అజరం అమరం అమృతం అభయం అయి ఉన్న స్వస్వరూపమగు ఆత్మను ఎరిగి ఉపాసిస్తాడో అతడు ఆత్మజ్ఞుడే పరమాత్మస్వరూపముగా అంతటా అన్నిటా సర్వదా విరాజిల్లుచున్నాడు. అభయస్థానము అగు బ్రహ్మమును ఎరుగుచున్నవాడు బ్రహ్మమే తానగుచున్నాడు, సోహంతత్వం ఏకాత్ముడగుచున్నాడు. ఇతి బృహదారణికోపనిషత్ షష్ఠాధ్యాయ. శారీరక బ్రాహ్మణం నామ చతుర్థ బ్రాహ్మణం సమాప్తం. ఇతి బృహదారణికోపనిషత్ షష్ఠాధ్యాయ. శారీరక బ్రాహ్మణం నామ చతుర్థ బ్రాహ్మణం సమాప్తం. ఇతి బృహదారణికోపనిషత్ షష్ఠాధ్యాయే శారీరక బ్రాహ్మణం నామ చతుర్థ బ్రాహ్మణం సమాప్తం. 6:5 పంచమ బ్రాహ్మణం మైత్రేయీ బ్రాహ్మణము రిపీటెడ్ ఫ్రోమ్ 4:4 బ్రాహ్మణం అథ పంచమం బ్రాహ్మణం. మంత్ర 1:4.v.1 అథ యాజ్ఞవల్క్యస్య ద్వే భార్యే బభూవతుర్మైత్రేయీ చ కాత్యాయనీ చ తయోర్హ మైత్రేయీ బ్రహ్మవాదిని బభూవ స్త్రీ ప్రజ్ఞైవ తర్హి కాత్యాయన్యథ హ యాజ్ఞవల్క్యోన్యద్వృత్తముపాకరిష్యన్. 1:1 అథ యాజ్ఞవల్క్యస్య ద్వే భార్యే బభూవతు మైత్రేయీ చ కాత్యాయనీ చ తయోహ హ మైత్రేయీ బ్రహ్మవాదిని బభూవ స్త్రీ ప్రజ్ఞైవ తర్హి కాత్యాయని అథ హ యాజ్ఞవల్క్యో అన్యత్ వృత్తం ఉపాకరిష్యన్. ఇక ఇప్పుడు ఒక గాథ గురించిన విశేషాలు చెప్పుకుంటున్నాము. యాజ్ఞవల్క్య మహర్షికి ఇద్దరు భార్యలు. ఒకామె మైత్రేయి. ఈమె బ్రహ్మతత్వము నందు సాధన శ్రద్ధ ఆశయము అభ్యాసము కలిగియున్నట్టివారు. బ్రహ్మవాదిని. రెండవ భార్య కాత్యాయని. ఈమె ఒక గృహిణిగా ఆశ్రమ వ్యవహారముల పట్ల ఆసక్తి, భర్త యొక్క నిత్యావసరముల పట్ల శ్రద్ధ కలిగి ఉన్నట్టిది. అందరూ స్త్రీలులాగానే గృహ విషయములలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేది, ఇంటి పనులు చూచుకునేది, శిష్యులందరినీ తల్లివలే ఆదరించేది. ఒక సమయములో యాజ్ఞవల్క్యుడు మరొక జీవన విధిని సన్యాసాశ్రమమును స్వీకరించటానికే సంకల్పించారు. మంత్ర 2:4.v.2 మైత్రేయీతి హోవాచ యాజ్ఞవల్క్యః ప్రవ్రజిష్యన్వ అరేహమస్మాత్ స్థానాదస్మి హంత తేనయ కత్యాయాన్యంతం కరవాణితి. 2:2 మైత్రేయీతి హోవాచ యాజ్ఞవల్క్యః ప్రవ్రజిష్యన్వ అరే అహం అస్మాత్ స్థానాత్ అస్మి హంత తే అనయ కాత్యాయనీయ అంతం కరవాణి ఇతి. సన్యాసాశ్రమము స్వీకరించటానికి ధర్మపత్ని యొక్క అనుజ్ఞ పర్మిషన్ అవసరమై ఉన్నది. ఇది దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ఆ యాజ్ఞవల్క్య మహర్షి తన పెద్ద భార్య అగు మైత్రేయిని పిలిచారు. యాజ్ఞవల్క్యుడు, ఓ మైత్రేయి, నేను ఆశ్రమమును మార్చుకొనుటకు నిర్ణయించుకున్నాను. గృహస్థాశ్రమమును త్యజించి సన్యాసాశ్రమము స్వీకరించదలచాను. ఇందుకు నీ అంగీకారము చెప్పవలసినదిగా అర్థిస్తున్నాను. నీకు నేను సన్యసించటం సమ్మతమేనంటే ఇక నేను కాత్యాయని యొక్క అనుజ్ఞ కూడా తీసుకుంటాను. మీరిద్దరు సంపదను చెరసగము విభజించుకొని పరస్పరము స్నేహభావముతో జీవించండి. ఇరువురు నా సందలు చెరసగముగా పొంది సుఖశాంతులతో శేష జీవితము కొనసాగించెదరుగాక. అంతం పార్థిసెనిన్. మంత్ర 3.4.V.3. సాహోవాచ మైత్రేయీయన్ను మయ్యం భగోహ సర్వ పృథివీ విత్తేన పూర్ణా సాత్ శ్యామ్ నహం తేనామృతాహో నేతి నేతి హోవాచ యాజ్ఞవల్క్యో యథేవోపకరణవతాం జీవితం తథైవ తే జీవితం శాదమృతత్వస్యతు నాశాస్తి విత్తేనేతి. 3.3. సాహోవాచ మైత్రేయీ యన్ను మయ్యం భగోహ సర్వ పృథివీ విత్తేన పూర్ణా సత్ శాన్వహం తే నామృతాహో. 3. మైత్రేయీ ప్రాణనాథ, మీరు మీ సంపదలు మా ఇద్దరికీ పంచి ఇచ్చివేస్తానని అంటున్నారు, బాగానే ఉన్నది. అయితే నాదొక్క సందేహము, బోధన సంపదలు సమృద్ధిగా ఉండికూడా మీరు ఆశ్రమము యొక్క మార్పును గృహస్థు నుండి సన్యాసాశ్రమము కోరుకుంటున్నారు కదా. మీరు మాకు ఇవ్వబోవుచున్న సంపదల సహాయముతోనూ లేక సమస్త భూమి అనంత సంపద పొందటము చేతను మా యొక్క అపూర్ణత్వము ఇన్కంప్లీట్నెస్ తొలగి పూర్ణరూపమగు ముక్తిని పొందగలమంటారా? నేతి నేతి హోవాచ యాజ్ఞవల్క్యో యథైవ ఉపకరణతాం జీవితం తథైవ తే జీవితం స్యాత్ అమృతత్వస్యతు నాశాస్తి విత్తేనేతి నా అశాస్తి విత్తేనేతి. యాజ్ఞవల్క్యుడు, లేదు లేదు, ధనసంపద భూసంపద ఎంతో కలిగి ఉన్నంత మాత్రము చేత మోక్షము పొంద వీలు కాదు, పూర్ణత్వము పొందే ప్రసక్తియే లేదు. అయితే ధనసంపద భూసంపదలచేత నీవు లోకమున ధనముకై శ్రమించవలసిన అవసరము లేకుండా జీవితాంతము సుఖముగా జీవించగలవు. సంపదలకు సంబంధించినంతవరకు లోటుపాట్లు ఉండవు, అది అంతమాత్రమే. విత్తము పొందినంత మాత్రమున ముక్తి మోక్షము జీవునకు లభించవు. మంత్ర 4.V.4. సాహోవాచ మైత్రేయీ ఏనాహం నామృతాస్యాం కిమహం తేన కుర్యాం యదేవ భగవాన్ వేద తదేవ మే బ్రూహీతి. 4.4. సాహా ఉవాచ మైత్రేయీ ఏనాహం నా అమృతాస్యాం కిం అహం తేన కుర్యాం యదేవ భగవాన్ వేత్తా తత్యేవ మే బ్రూహి ఇతి. మైత్రేయీ అట్లాగా, స్వామి, ఏవి ఏవైతే పొందినా కూడా నేను పొందవలసినది పూర్తిగా పొందాను కదా అనే పూర్ణత్వము లభించదో, అమృతరూపమగు మోక్షము లభించదో, అట్టి ధనగృహ భూసంపదలతో నేను ఏమి చేయాలి? ఏమి ప్రయోజనం? నాకేమీ ఉపయోగము కనిపించటము లేదు. హే భగవాన్! మహర్షి, అస్మత్ ప్రాణసఖ, పుణ్యమూర్తి, దేనిని తెలుసుకొని ఉపాసించుటచే నేను పూర్ణస్వరూపమగు అమృతత్వము మోక్షస్థానము సముపార్జించుకోగలనో ఆ మార్గమును నాకు బోధించండి చాలు. ఇక సంపదలు మొదలైనవి కావాలంటే కాత్యాయనికి ఇవ్వవచ్చును లేదా మీ ఇష్టము వచ్చినట్లు చేయవచ్చును అని అర్థము. మంత్ర 5.4.V.5. సహోవాచ యాజ్ఞవల్క్యః ప్రియా వై ఖలు నో భవతి సతి ప్రియమవృధత్ ధంత తర్హి భవత్యేతద్ వ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షాణస్యతు మే నిదిధ్యాసస్వేతి. 5.5. సహోవాచ యాజ్ఞవల్క్యః ప్రియా వై ఖలు నో భవతి సతి ప్రియం అవృధద్ధంత తర్హి భవతి ఏతత్ వ్యాఖ్యాస్యామి తే వ్యాచక్షాణస్యతు మే నిదిధ్యాసస్వ ఇతి. యాజ్ఞవల్క్యుడు, ఓ ప్రేయసి, ప్రియరాలా, నీవు అడగవలసిన దానిని అడిగి నాకు మరింత ప్రియమగుచున్నావు. అభివృద్ధి పొందిన దానవుగా నేను నీ గురించి భావిస్తున్నాను. ఒకవేళ నీవు మోక్షమార్గమునే కోరుకోదలిస్తే నేను అద్దానిని తప్పక బోధిస్తాను. అయితే నేను బోధించబోవు బ్రహ్మతత్వము అత్యంత సూక్ష్మమగు విశేషము. అందుచేత నీవు అత్యంత విచక్షణశీలురాలవై నిధిధ్యాస కంప్లీట్ కోన్సంట్రేషన్ తో విని అర్థం చేసుకుని అవధారణ చేయవలసి వస్తుంది. మరి అందుకు నీవు సంసిద్ధమేనా? మైత్రేయి, నేను సిద్ధము. నాపై దయ ప్రేమలతో బ్రహ్మతత్వము మోక్షమార్గములను బోధించ ప్రార్థన. మంత్ర 6:4.v.6. సహోవాచ నవా అరే పత్యః కామాయ పత్యః ప్రియో భవత్యాత్మనస్తు కామాయ పత్యః ప్రియో భవతి. నవా అరే జాయాయే కామాయ జాయా ప్రియా భవత్యాత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. నవా అరే పుత్రాణాం కామాయ పుత్రాః ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి. నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. నవా అరే పశూనాం కామాయ పశవః ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ పశవః ప్రియా భవంతి. నవా అరే బ్రహ్మణః కామాయ బ్రహ్మ ప్రియం భవత్యాత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. నవా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి. నవా అరే లోకానాం కామాయ లోకాః ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ లోకాః ప్రియా భవంతి. నవా అరే దేవానాం కామాయ దేవాః ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ దేవాః ప్రియా భవంతి. నవా అరే వేదానాం కామాయ వేదాః ప్రియా భవంత్యాత్మనస్తు కామాయ వేదాః ప్రియా భవంతి. నవా అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంత్యాత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి. నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవత్యాత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవత్యాత్మ. వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయాత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాత ఇదం సర్వం విదితం. కిమర్థం ఇదం ప్రియం భవతి? ఆరు సహోవాచ అయ్యాజ్ఞవల్క్యోవాచ నవా అరే పత్యః కామాయ పత్యః ప్రియో భవతి. ఆత్మనస్తు ఆత్మన్ అస్తు కామాయ పత్యః ప్రియో భవతి. ఎవరికొరకు ఇక్కడి విశేషాలు ప్రియము? యాజ్ఞవల్క్యుడు, ఓ మైత్రేయి, మనందరి దేహములలో ఒక మహత్తర వస్తువు వేంచేసినదే ఉన్నది, అదియే ఆత్మ. అట్టి ఆత్మకు ఏది ప్రియమో అదియే ఇక్కడ ప్రియముగా అనిపిస్తోంది. అంతేగాని దృశ్యములో ఏది కూడా స్వతహగా ప్రియమగుటచే నీకు ప్రియముగా అనుభవమవటం లేదు. మనము దృష్టాంతములుగా చెప్పుకుందాము. నీకు అత్యంత ప్రియవస్తువేది? మైత్రేయి, నాకు అందరికంటే కూడా అత్యంత ప్రేమాస్పదులగు పతిదేవులు మీరంటేనే అత్యంత ప్రియము. యాజ్ఞవల్క్యుడు, ఒక స్త్రీకి భర్త అత్యంత ప్రియమైన వస్తువు. అయితే భర్త ప్రియమైన వస్తువు కాబట్టి ఆ భార్యకు ప్రియమగుచున్నాడా? కాదు, భర్త యొక్క ఆనందము కొరకు భర్త ప్రియమగుచున్నాడా? లేదు. ఆత్మకు ప్రియమైనప్పుడు మాత్రమే జీవునకు లేక ఆ స్త్రీకి తన భర్త ప్రియముగా అనుభూతమగుచున్నాడు. నవా అరే జాయాయే కామాయ జాయా ప్రియా భవతి. ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి. అట్లాగే ఒక భర్తకు భార్యలో ఏదో ప్రియత్వముండటంచేత ఆమె ప్రియముగా అగుచున్నదా? కాదు. ఆత్మకు భార్య పట్ల సంకల్పము అనునది ప్రియమైనప్పుడు ఆ పురుషునికి తన భార్య ప్రియముగా అనుభూతము అగుచున్నది. నవా అరే పుత్రాణాం కామాయ పుత్రాః ప్రియా భవంతి. ఆత్మనస్తు కామాయ పుత్రాః ప్రియా భవంతి. కుమారుని ప్రియము కొరకే కుమారుడు ప్రియమవటం లేదు. ఒక తండ్రికి లేక తల్లికి పుత్రునిలో ఉన్నట్టి ఏదో ప్రియత్వము చేత తల్లి తండ్రులకు ప్రియముగా అగుచున్నాడా? లేదు. ప్రియత్వము కొడుకు యొక్క దేహములో లేదు. ఆత్మకు కుమారుడు అననది ప్రియమగుట చేత మాత్రమే ఆ తండ్రికి ఆ తల్లికి కుమారుడు ప్రియము అగుచున్నాడు. నవా అరే విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి. ఒకనికి విత్తము ఆనందమగుచున్నది? విత్తము కొరకే విత్తము ధనము కోరబడుచున్నదా? విత్తము యొక్క ఆనందము కొరకు ఒకడు విత్తం కోరుకొనుచున్నాడా? లేదు. ఆత్మ యొక్క ప్రియము చేతనే విత్తము ప్రియమైన వస్తువుగా సిద్ధించుచున్నది. నవా అరే పశూనాం కామాయ పశవః ప్రియా భవంతి. ఆత్మవస్తు కామాయ పశవః ప్రియా భవంతి. పశువుల ప్రియము కొరకై పశువులు ప్రియము అవటం లేదు. ఆత్మకు పశుసంపద ప్రియమైన వస్తువగుటచే పశువులు ప్రియముగా ఒకనికి అనిపిస్తూ ఉంటున్నాయి. నవా అరే బ్రహ్మణః కామాయ బ్రహ్మ ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ బ్రహ్మ ప్రియం భవతి. ఒకనికి బ్రాహ్మణుడు ప్రియమగుచున్నాడు. ఎందుచేత? బ్రాహ్మణుని ప్రియము కొరకై బ్రాహ్మణుడు ప్రియమగుచున్నాడా? లేదు. ఆత్మకు బ్రాహ్మణుడు ప్రియము కాబట్టి బ్రాహ్మణుడు ప్రియమై తెలియవచ్చుచున్నాడు. అట్లాగే బ్రహ్మము ఆత్మ కొరకే ప్రియము అగుచున్నది. నవా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ క్షత్రం ప్రియం భవతి. మరొకనికి క్షత్రియుడు ప్రియమగుచున్నాడు. ఎందుకు? క్షత్రియుని ప్రియము కొరకు క్షత్రియుడు ప్రియమగుచున్నాడా? లేనేలేదు. ఆత్మకు క్షత్రియుడు క్షత్రము ప్రియము కనుకనే క్షత్రియుడు ప్రియమగుచున్నాడు. నవా అరే లోకానాం కామాయ లోకః ప్రియా భవంతి. ఆత్మనస్తు కామాయ లోకాః ప్రియా భవంతి. వేరుకనికి లోకములు ప్రియముగా అయి ఉంటున్నాయి. ఎందుకు? లోకముల ప్రీతి కొరకై లోకముల సంతోషము కొరకై అతడు లోకములను ప్రియభావంతో చూస్తున్నాడా? లేనేలేదు. ఆత్మకు లోకములు ప్రియమైనవి ఆగుటచే లోకములను ప్రేమాస్పదముగా చూస్తున్నాడు. ఆత్మకు లోకములు ప్రియమైనప్పుడు లోకములు ప్రియముగా తెలియవస్తున్నాయి. నవా అరే దేవానాం కామాయ దేవాః ప్రియా భవంతి. ఆత్మనస్తు కామాయ దేవాః ప్రియా భవంతి. ఇంకొకరికి దేవతలు ప్రియమగుచున్నారు. దేవతల ప్రీతి కొరకై దేవతలు ప్రియమగుచున్నారా? కాదు కాదు. ఆత్మకు తనకు దేవతలు ప్రియమగుటచే దేవతల పట్ల ఒకడు ప్రియము కలిగి ఉంటున్నారు. నవా అరే వేదానాం కామాయ వేదాః ప్రియా భవంతి. ఆత్మనస్తు కామాయ వేదాః ప్రియా భవంతి. వేదముల ప్రీతి కొరకై ఒకనికి వేదములు ప్రియమగుచున్నాయా? లేదు. ఆత్మకు వేదములు ప్రీతి ప్రియము అయినప్పుడు ఆత్మకు ప్రీతి కాబట్టి వేదములు ప్రియమగుచున్నాయి. నవా అరే భూతానాం కామాయ భూతాని ప్రియాణి భవంతి. ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాణి భవంతి. భూతజాలము సర్వజీవులు కొందరు ప్రియదృష్టితో చూస్తున్నారు. అయితే జనుల సహజీవుల ప్రీతి కొరకే వారు ప్రియమగుచున్నారా? లేదు. ఆత్మకు భూతజాలము ప్రియము అయినప్పుడు భూతజాలము ప్రియమగుచున్నది. పంచభూతముల వలన ప్రియత్వము ఆత్మయొక్క ప్రియ భావనయే. నవా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఎవ్వరికైనా ఏదైనా ప్రియమగుచున్నది ఎందుకు? ఆ ప్రియమగుచున్న వస్తువు వ్యక్తి విషయముల ప్రీతి కొరక కానే కాదు. ఆత్మ తన కొరకు ఏది ప్రియముగా కోరుకొనునో అది మాత్రమే ప్రియము అవుతోంది. ఆత్మ ఏది ప్రియంగా భావిస్తే అదంతా ప్రియముగా ఆత్మకు సిద్ధిస్తోంది. ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయీ. ఆత్మని ఖలుహ అరే ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాత ఇదం సర్వం విదితం. ఓ మైత్రేయీ, ఆత్మకు వేరే ఇష్టము రూపముగా ప్రాప్తించేదంతా ఆత్మయొక్క ఇష్ట ప్రదర్శనమే. అంతేగాని వస్తువు నుండి వస్తువున్నది కాదు. ఆత్మయే అన్నిటికన్నా ప్రియమైనది. కనుక ఆత్మయే తెలుసుకోవలసినది, ప్రేమించవలసినది కూడా. వేదాంతశాస్త్రము సద్గురువులు ఎలుగెత్తిగానం చేస్తున్న ఆత్మగురించిన సమాచారమే వినతగనది. ఆత్మగురించే మననము చేయాలి. అంతేగాని ఇష్టములగు బాహ్య వస్తువు సముదాయము గురించి కాదు. ఆత్మగురించే ధ్యానము నిధిధ్యాస నిర్వర్తించాలి. ఆభరణము యొక్క ఆకారము గురించి ఎంత తెలిస్తే ఏమున్నది? బంగారము గురించి తెలిస్తే బంగారు ఆభరణములన్నిటి గురించి తెలిసినట్లే కదా. మట్టి గురించి తెలిస్తే మట్టి బొమ్మలన్నిటి గురించి తెలిసినట్లే కదా. అట్లాగే ఆత్మ గురించి దర్శనము వినటము ఆలోచించటము ద్వారా తెలుసుకుంటే ఇక ఈ దృశ్యము ఈ లోకములు ఈ జగత్కథా గమనములు, ఉబుసుపోకలు, ఈ దేహముల రాకపోకలు, జాగ్రత్, స్వప్న సుషుప్తులు ఇవన్నీ తెలిసిపోగలవు. మంత్ర 7.4.V.7 బ్రహ్మ తం పరాదాద్ యోన్యత్రాత్మనో బ్రహ్మ వేద క్షత్రం తం పరాదాద్ యోన్యత్రాత్మనః క్షత్రం వేద లోకాస్తం పరాదంహ యోన్యత్రాత్మనో లోకాన్వేద దేవాస్తం పరాదంహ యోన్యత్రాత్మనో దేవాన్వేద వేదాస్తం పరాదుర్యోన్యత్రాత్మనో వేదాన్వేద భూతాని తం పరాదుర్యోన్యత్రాత్మనో భూతాని వేద సర్వం తం పరాదాద్ యోన్యత్రాత్మనః సర్వం వేదేదం బ్రహ్మేదం క్షత్రమిమే లోకా ఇమే దేవా ఇమే వేద ఇమాని భూతానిదం సర్వం యదేమాత్మా 7.7 బ్రహ్మ తం పరాత్ ఆద్యో అన్యత్ర ఆత్మనో బ్రహ్మ వేద క్షత్రం తం పరాత్ అద్యో అన్యత్ర ఆత్మనః క్షత్రం వేద. ఓ మైత్రేయీ, ఏదేది నీవు బ్రహ్మమునకు వేరు అని తలుస్తావో అది నిన్ను పరాభవించనున్నదని గమనించదవుగాక. ఎవడైతే బ్రాహ్మణుడు ఆత్మకు వేరైనవాడు భిన్నుడు అని భావిస్తాడో అతడు బ్రాహ్మణుని బ్రాహ్మణత్వము చే పరాభవించబడబోవుచున్నాడు. ఎవడైతే క్షత్రియుడు బ్రహ్మము కంటే వేరు అని భావిస్తాడో అతడు క్షత్రియత్వముచే పరాభవించబడబోవుచున్నాడు. లోకాః తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనో లోకాన్ వేద దేవాః తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనో దేవాన్ వేద వేదాః తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనో వేదాన్ వేద భూతాని తం పరాదుర్యో అన్యత్ర ఆత్మనో భూతాని వేద. ఎవడైతే లోకములు బ్రహ్మము కంటే భిన్నము అని భావన కలిగి ఉంటాడో అట్టివానిని లోకములు పరాభవించబోవుచున్నాయి. ఎవడైతే దేవతలు ఇష్టదేవము ఆత్మకంటే భిన్నము అని భావన చేయుచున్నాడో అతడు దేవతలచే పరాభవించబడబోవుచున్నాడు. ఎవడైతే వేదములు ఆత్మకంటే వేరు అని భావిస్తాడో అట్టివాడు వేదములచే పరాభవించబడబోవుచున్నాడు. ఎవడైతే ఈ కనపడే పంచభూతములు, ప్రాణులు, జీవులు ఆత్మకంటే వేరు అని భావిస్తాడో అట్టివాడు పంచభూతములచే ఇతర ప్రాణులచే పరాభవించబడబోవుచున్నాడు. సర్వం తం పరాత్ ఆద్యో పరాదార్యో అన్యత్ర ఆత్మనః సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోక ఇమే దేవ ఇమే వేద ఇమాని సర్వాణి భూతాని ఈదగ్ సర్వం యత్ అయం ఆత్మా. ఎవడైతే ఈ సర్వము ఆత్మకంటే భిన్నమైనది అని భావిస్తాడో అట్టివాడు ఈ సర్వముచే పరాభవించబడబోవుచున్నాడు. అనగా ఓ మైత్రేయీ, ఈ బ్రాహ్మణుడు, ఈ క్షత్రియుడు, ఈ 14 లోకములు, ఈ దేవతలు, ఈ ఇష్టదేవము, ఈ వేదములు, ఈ భూతజాలము, ఈ జీవజాలము, ఈ సర్వము ఇదంతా ఆత్మయే అయి ఉన్నది, ఆత్మకు భిన్నమైనది ఏదీ ఎక్కడా లేదు అని నీవు భావన చేసెదవుగాక అనుకుంటూ ఉండుటయే సాధన, అనిపించటమే సిద్ధి. ఆత్మనగు నేనే ఇదంతా అనునదే ఆత్మోపాసన, ఆత్మభావన కూడా. మంత్ర 8.4.V.8 స యథా దుందుభేర్హన్యమానస్య న బాహ్యాంచుబ్దాంచక్నియాద్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభ్యాఘాతస్య వా శబ్దో గృహీతః. 8.8 స యథా దుందుభేః హన్యమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నియాత్ గ్రహణాయ దందుభేస్తు గ్రహణేన దందుభ్య అఘాతస్య వా శబ్దో గృహీతః. ఈ సర్వమునందు బ్రహ్మమే సారవస్తువు. అట్టి బ్రహ్మమునే ధ్యాసగా కలిగి ఉండి ఈ జగత్తు పట్ల, ఈ సహజీవుల పట్ల ఆత్మస్వరూపముగా భావన, ఉపాసన నిర్వర్తిస్తూ ఉండాలి. అట్టి ధ్యాస ఎట్లా లభిస్తుంది? చూడు, ఒకచోట అనేక వాయిద్యములు వాయించబడుచూ ఉండగా అతిపెద్ద శబ్దరూపమగు దుందుభి శబ్దమే చెవులకు వినబడుతుంది కదా. తదితర వాయిద్య శబ్దములు వినబడవు కదా. అట్లాగే ఇక్కడ కనిపించే నామరూపజాతి దేహగుణ, స్వభావ, సంబంధ, స్నేహస్నేహభేదములన్నీ పట్టించుకోకుండా సర్వము ఆత్మయందే, సర్వమునందు ఆత్మనే దర్శించాలి. ఆత్మతత్వవేత్తకు సర్వత్రా స్వస్వరూపాత్మయే అగుపిస్తోంది. మంత్ర 9.4.V.9 స యథా శంఖస్య ధ్మాయమానస్య న బాహ్యాంచుబ్దాంచక్నియాద్ గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖధ్మస్య వా శబ్దో గృహీతః. 9.9 స యథా శంఖస్య ధ్మాయమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నియాత్ గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖద్మన్యవ శబ్దో గృహీతః. ఒక బలిష్ఠుడైన కళాకారుడు శంఖమును పూరించుచుండగా ఇక తదితర పిచ్చుకల మనుష్యుల శబ్దాలు వినబడవు కదా. వినువాడు శంఖనినాదమునే వింటూ ఉంటాడు కదా. శంఖము యొక్క శబ్దమే చెవులకు చేరునట్లు బ్రహ్మతత్వవేత్త ఆత్మను తప్పితే మరింకేమీ చూడడు. అభేదము, అద్వితీయము, ఏకము అగు ఆత్మయే అతనికి అంతటా ద్యోతకమవుతూ ఉంటోంది. మనము కూడా అట్లే ఆత్మను మాత్రమే గ్రహించాలి. తదితరమైనదంతా అసత్తుగా భావించి అతీతము వహించి ఉండాలి. మంత్రపది 4.v.10 సయథా వీణాయే వాద్యమానాయైన బాహ్యాంచుగ్దాంఛక్నియాగ్రహణాయ వీణాయేతు గ్రహణేన వీణావాదస్యవ శబ్దో గృహీతః. 10 సయథా వీణాయే వాద్యమానాయే న బాహ్యాన్ శబ్దాన్ శక్నియాత్ గ్రహణాయ వీణాయేతు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీతః. మధురమైన వీణాశబ్దము విని పరవశించుచున్నవాడు బాహ్యమున రహదారిలో జనించే శబ్దములేవి ఏమాత్రము కూడా గ్రహించడు, అతనికి వినిపించవు. వీణాతంతు శబ్దములు మాత్రమే చెవులలో ప్రవేశించి వీణులకు విందు చేస్తూ ఉంటాయి. అట్లాగే మనము అనేకములో ఏకమై సర్వభేదములచే స్పృశించబడనిదైనట్టి ఆత్మనే అంతటా దర్శించి మమేకము కావాలి సుమా. మంత్ర 11 4.v.11 స యథాద్రైధాగ్నిరభ్యాహితస్య పృథద్ధుమా వినిశ్చరంత్యేవం వా అరేస్య మహతో భూతస్య నిశ్వసితమేతద్యదృగ్వేదో యజుర్వేదః సామవేదోథర్వాంగేరస ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణేను వ్యాఖ్యానాని వ్యాఖ్యానాని ఇష్టం హుతమాసితం పాయితమయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాన్యసేవేతాని సర్వాణి నేహస్వసితాని. 11 సామవేదసథర్వాంగేరసితిహాస పురాణం విద్యాసుపనిషద శ్లోకా సూత్రాణి అనువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని దత్తం. 11 సయథాద్రధాగ్నే సయథా ఆద్రధ ఆగ్నే అభ్యాహితస్య పృథక్ ధూమా వినిశ్చరంతి ఏవం వా అరే అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏతద్యత్ ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వ అంగిరస ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణి అనువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని ఇష్టం హుతమాసితం పాయితం అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని అసేవైతాని సర్వాణి నిశ్వసితాని. కొన్ని తడి ఆర్ద్రధ కట్టెలను ఒకచోట పెట్టి తగులబెట్టుచూ ఉంటే కట్టెల ప్రోగు యొక్క అన్ని వైపుల నుండి పొగలు బయల్వెడలుతాయి కదా. పరమాత్మ తత్వము నుండే రూక్యజుర్ సామ అథర్వణ వేదములు, ఇతిహాసములు, పురాణములు, నాట్య సంగీత శాస్త్రము, ఉపనిషత్తులు, ఇహపరలోకములు, సమస్త భూతములు ఇవన్నీ బయల్వెడలుచున్నాయి. ఇవన్నీ బ్రహ్మదేవుని నిచ్చువాసులుగా చెప్పబడుచున్నాయి. వేదోపనిషత్తులు, వ్యాఖ్యానోపాఖ్యానములు, బ్రాహ్మణములందలి మంత్రములు, స్తోత్రశ్లోకములు, బ్రహ్మసూత్రములు, మంత్ర వివరణలు, అర్థవాదములు, ఇష్టములు, యజ్ఞములు, సమస్తహుతములు తినిపించునవి, తినబడుచున్నవి, తినుచున్నవాడు ద ఎక్స్పీరియన్సెస్, ద ఎక్స్పీరియన్సింగ్, ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ బ్రహ్మము యొక్క అంతరము నుండి బయల్వెడలుచున్నవే. సృష్టికర్తయగు బ్రహ్మదేవుని నిచ్చువాస ఊపిరిగాలి విడుచు చమత్కారములే. మంత్ర 12 4.v.12 స యథా సర్వాసామపాగ్ సముద్ర ఏకాయనమేవం సర్వేషాగ్ స్పశానాం త్వగేకాయనమేవ సర్వేషాం గంధానాం నాసికేకాయనం ఏవం సర్వేషాగ్న్ రసానాం జిహ్వైకాయనమేవ సర్వేషాగ్ రూపానాం చక్షురేకాయనమేవ సర్వేషం శబ్దానాం శ్రోత్రమేకాయనం ఏవం సర్వేషాం సంకల్పానాం మన ఏకాయనమేవం సర్వాసాం విద్యానాం హృదయమేకాయనమేవ సర్వేషాం కర్మణాగ్ హస్తావేకాయనమేవ సర్వేషమానందానముపస్థ ఏకాయనమేవ సర్వేషాం విసర్గాణాం పాయరేకాయనమేవ సర్వేషామధ్వనాం పాదవేకాయనమేవ సర్వేషాం వేదానాం వాగేకాయనం. 12 స యథా సర్వాసాం అపాగ్ సముద్ర ఏకాయనం ఏవం సర్వేషాం స్పశానాం త్వక్ ఏకాయనం ఏవం సర్వేషాగ్నరసనాం జిహ్వా ఏకాయనం ఏవం సర్వేషాం గంధానాం నాసికా ఏకాయనం ఏవం సర్వేషాగ్న్ రూపాణాం చక్షుః ఏకాయనం ఏవం సర్వేషాం శబ్దానాం శ్రోత్రం ఏకాయనం ఏవం సర్వేషాం సంకల్పానాం మన ఏకాయనం ఏవం సర్వాసాం విద్యానాం హృదయం ఏకాయనం ఏవం. జలములన్నిటికీ జననగమ్య స్థానములు సముద్రమే కదా. సముద్రము నుండే బయలుదేరి చివరికి సముద్రమే చేర్చున్నాయి. అందుచేత జలములకు ముఖ్యస్థానము సముద్రమే. అట్లాగే సర్వస్పర్శానుభవములకు స్పర్శనాశక్తికి ముఖ్యస్థానము చర్మము త్వక్. సమస్తమైన రుచి అనుభవములకు ముఖ్యస్థానము నాలుక జిహ్వ. సర్వగంధములకు వివిధ వాసనల అనుభవమునకు ముఖ్యస్థానము ముక్కు ఘ్రాణము. చూడబడుచున్న రూపాలన్నిటికీ జననలయస్థానము కనులే. చూపియే ఏకైక గమ్యస్థానము. చూపు బయల్వెడలి భావనతో కూడి రూపములను తెచ్చుకొని దర్శనానుభవరూపముగా పొందుచున్నది. శబ్దములన్నిటికీ చెవియే ఏకైక ముఖ్యస్థానము గమ్యస్థానము. సర్వసంకల్పములకు ఏకైక జననస్థానము అగమ్యస్థానము మనస్సే. ఎరుగబడుచున్న నేర్చుకొనబడుచున్న సమస్త జగద్విశేషములకు ఏకైక గమ్యస్థానము హృదయమే. సర్వేషాం కర్మణాగం హస్తాః ఏకాయనం ఏవం. సర్వేషాం ఆనందానాం ఉపస్థ ఏకాయనం ఏవం. చేతులతో చేసే సర్వ పనులకు ఏకైక గమ్యము లయస్థానము హస్తములే చేతులే అయి ఉన్నది. సర్వశృంగార ఆనందములకు ముఖ్యస్థానము ఏకైక గమ్యము ఉపస్థయే అయి ఉన్నది. సర్వేషాం విసర్గాణాం పాయః ఏకాయనం ఏవం. సర్వేషాం మధ్వనాం పాదాః ఏకాయనం ఏవం. విసర్జించబడేదానికంతటికీ పాయువు ఏకైక ముఖ్యస్థానము గమ్యస్థానము కూడా. తిరుగుచున్న ప్రదేశములన్నిటికీ నడకలన్నిటికీ పాదములే ముఖ్య ఏకైక గమ్యస్థానము. సర్వేషాం వేదానాం వాక్ ఏకాయనం ఏవం. అట్లాగే వేదములన్నిటికీ ముఖ్యస్థానము గమ్యస్థానము ఏకైక స్థానము వాక్కుయే. మంత్ర 13.4.v.13 స యథా సైంధవ్ ఘనోనంతరో బాహ్యకృత్స్నో రసఘన ఏవైవం వా అరేమాత్మానంతరో బాహ్యకృత్స్నః ప్రజ్ఞానఘన ఏవైతేభ్యో భూతేభ్యః సముత్థాయ తాన్యేవానువనేష్యతితి ప్రజ్ఞానఘన సేవ. ఏతే భయస్భూతేభయ సముత్థాయ తాని ఏవ అనువనేతి నప్రేత్య సంజ్ఞాస్థిత్యరే బ్రవిమితి హోవాచ యాజ్ఞవల్క్యః. 13 స యథా సాయంతవ ఘనో అనంతరో బాహ్యః కృత్స్నో రసఘన ఏవైవం వారే అయం ఆత్మా అనంతరో అబాహ్యః కృత్స్నః. ఓ మైత్రేయీ, ఈ జీవునికి ఈ దృశ్య ప్రపంచమునకు ఈ విశ్వమునకు బయట లోపల నీయొక్క నాయొక్క బయట లోపల కూడా బ్రహ్మమే సర్వదా సర్వత్రా వ్యాపించినదే ఉన్నది. ఒక ఉప్పు గడ్డకు బాహ్యము వైపుగాను లోపల కూడా లవణమే ఏర్పడి ఉన్నది కదా. అట్లాగే ఎరుక రూపము దాల్చిన బ్రహ్మమే ఎరుగబడుచున్న సమస్తమునకు లోపల బయట ఏర్పడి ఉన్నది. ఆత్మయే సర్వమునకు ఏకైక ఉత్పత్తి గమ్యస్థానము. ప్రజ్ఞానఘన ఏవై తేభ్యో భూతేభ్యః సముత్థాయ తాని ఏవాను వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్థితి అరే బ్రవీమి ఇతి హోవాచ యాజ్ఞవల్క్యః. ఆత్మనుండే పంచభూత ప్రదర్శనమంతా బయల్వెడలి తిరిగి ఆత్మయందే విలీనమగుచున్నది. ఈ జీవరాశులంతా నీతో నాతో సహా బ్రహ్మము యొక్క ప్రజ్ఞానఘనరూపమే అయి ఉన్నాము. ఈ సర్వము ప్రజ్ఞానఘనము నుండే బయల్వెడలి తిరిగి ప్రజ్ఞానాత్మయందే లయిస్తోంది. ఓ మైత్రేయీ, మనకు దేహభావము తొలగిందా? ఇక మన పట్ల నామరూపాత్మకమైన భేదమంతా తొలగిపోతోంది. కేవల ప్రజ్ఞానంద స్వరూపులమై ఈ సర్వము మనలో ఉన్నదై ఈ సర్వము మనమే అయి ప్రకాశమానమగుచున్నాము. ఇక ఆపై నామరూప సంజ్ఞలు మనపట్ల శేషించవు. మంత్ర 14.4.v.14 సాహోవాచ మైత్రేయత్రైవ మా భగవాన్ మోహాంతమాపి పిపన్ నవా అహమిమం విజానామితి సహోవాచ నవా అరేహం మోహం బ్రవీమ్య వినాశీవ అరేమాత్మానుచ్చిత్తి ధర్మ. 14 సాహోవాచ మైత్రేయీ యత్రైవ మా భగవాన్ మోహాంతమాపి పిపిన్నవ మోహనం అపి ఆజాపన్నవ అహం ఇమం విజానామితి. మైత్రేయీ పరమ పూజ్యుడవు అస్మత్ ప్రాణిస్వరుడవు ఆగు ఓ భగవన్. యాజ్ఞవల్క్య మహర్షి, నేను దేహమనోభావములను వదలినప్పుడు ఆప్యాయతలు మొదలైనవన్నీ కోల్పోయి అప్పుడు బ్రహ్మభావమును ఆశ్రయించాలని చెప్పుచున్నారు. ఏది ఇట్లా వదిలిపోగొట్టుకోవాలి, ఏది ఇట్లా పొందాలి అన్న విషయంలో నన్ను కొంతవరకు మీరు మోహమున పడవేస్తున్నారు. నేను మీరు చెప్పిన మాటలచే ఆత్మవస్తువు అనగా ఏమో గ్రహించలేకపోతున్నాను. మోహమును వదిలించుకోలేకపోతున్నాను. సహోవాచ యాజ్ఞవల్క్యవాచ నవా అరే అహం మోహం బ్రవీమి అవినాశీ వా అరే అయం ఆత్మానుచ్ఛిత్తి ధర్మ. యాజ్ఞవల్క్యుడు లేదు మైత్రేయి, నేను నిన్ను మోహమును పడవేయటలేదు, ఏదో వదలమని చెప్పటము లేదు. నీ యొక్క ఉచితి చీల్చబడు ధర్మమే లేని ఆత్మను గమనించమని గ్రహించమని మాత్రమే గుర్తుచేస్తున్నాను. ప్లీజ్ ఒబ్జర్వ్ ద ఇండివిజిబల్ సెల్ఫ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మంత్ర 15:4.v.15 యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం రసేతే తదితర ఇతరమభివదతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం స్పృశతి తదితర ఇతరం విజానాతి. యత్ర త్వస్య సర్వమాత్మైవ భూత్ తత్కేన కం పశ్యేత్ తత్కేన కం జిఘ్రేత్ తత్కేన కం రసేత్ తత్కేన కం అభివదేత్ తత్కేన కం శృణుయత్ తత్కేన కం మన్విత తత్కేన కం స్పృశేత్ తత్కేన కం విజానీయాదేనేదత్ సర్వం విజానాతి తం కేన విజానీయత్. స ఏష నేతి నేత్యాత్మా గృహ్యో నహి గృహ్యతే సిర్యో నహి సీర్యతే సంగో నహి సజ్యతే స్థో నవ్యథతే నరిష్యతి. విజ్ఞాతారమరే కేన విజానీయాది తిప్తానుశాసనాసి మైత్రేయే తావదరే ఖల్వమృతత్వమితి హోక్త్వా యాజ్ఞవల్క్యో విజహార. 15 ఇతి పంచమం బ్రాహ్మణం. 15 యత్ర హి ద్వైతం ఇవ భవతి తదితర ఇతరం పశ్యతి తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరం రసేతే తదితర ఇతరం అభివదతి తదితర ఇతరం శృణోతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం స్పృశతి తదితర ఇతరం విజానాతి. ఓ ప్రియమైత్రేయి, ఆత్మప్రజ్ఞానందస్వరూపిణి, ఎక్కడైతే నాకు వేరుగా దేహమున్నది, ఇంద్రియములున్నాయి, ఇంద్రియ జగత్తు ఉన్నది, దేవతలు ఉన్నారు, దైవము ఉన్నది, బంధుమిత్రపరివారము ఉన్నది, అనుద్వైతము మనస్కు అనిపిస్తూ ఉన్నదో, అట్టి భేద దృష్టి ఉన్నచోట ఆత్మ ఏమరువబడుచున్నది? నేను వేరు, ఆత్మవేరు, నాకు వేరుగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు, నాకు వేరుగా వినబడేవి, స్పృశించబడేవి, చూడబడేవి, రుచి చూడబడేవి, వాసన చూడబడేవి ఏపడి సత్యమై ఉన్నాయి అననుదంతత మనస్సుచేతనే పరిఢవిస్తోంది. ద్వైతమున్నచోటనే ఒకటి మరొకదానిని చూడటము, ఒకటి ఇంకొకదానిని వినటము, ఒకటి వేరొకదానిని ఆలోచించటము, ఒకటి మరొకదానిని స్పృశించటము, ఒకటి వేరేనదానిని తెలుసుకోవటము, ఇవన్నీ సంభవిస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. యత్రత్వస్య సర్వం ఆత్మైవ అభూత్ తత్కేన కం పశ్యేత్ తత్కేన కం జిఘ్రేత్ తత్కేన కం రసేత్ తత్కేన కం అభివదేత్ తత్కేన కం శృణుయత్ తత్కేన కం మన్విత తత్కేన కం స్పృశేత్ తత్కేన కం విజానీయత్. ఏన ఇదం సర్వం విజానాతి తం కేన విజానీయత్. సర్వం ఖల్విదం బ్రహ్మ అద్వితీయం మమ ఆత్మ మొదలైన మహావాక్యములు ఎక్కడ విచారణచే బుద్ధికి నిర్దిష్టము సుస్పష్టము అవుతాయో అచ్చోట సర్వము ఆత్మయే అగుచున్నది. ఇక ఏది దేనిని ఆఘ్రానిస్తోంది, ఏది దేనిని చూస్తోంది, ఏది దేనిని వింటోంది, ఏది దేనిచే దేని గురించి సంభాషిస్తోంది, ఏది దేనిని విచారణ చేస్తోంది, ఏది దేనిని ఇంకొకటిగా తెలుసుకుంటోంది, ఏ ఆత్మ కారణంగా ఆత్మజ్ఞానముచే ఇదంతా ఆత్మయే అని స్వాభావికంగానూ స్వానుభవంగానూ నిర్ణయించబడుతోందో అట్టి ఆత్మ మరొకదానిని తనకు వేరైనా దేనిని తెలుసుకోవాలి? ఆత్మకు వేరైనది ఉంటే కదా ఆత్మ తెలుసుకోవలసిన అవసరం. స ఏష నేతి నేతి ఇత్యాత్మ అగృహ్యో నహి గృహ్యతే అసిర్యో నహి సీర్యతే అసంగో నహి సజ్యతే అసితో నవ్యథతే నరిష్యతి విజ్ఞాతారం అరే కేన విజానీయత్ ఇతి ఉక్తానుశాసనాసి మైత్రేయి తావత్ అరే ఖలు అమృతత్వం. ఈ విధంగా ఆత్మ అగ్రాహ్యము ఏది తెలుసుకొనుచున్నదో, ఏది తెలియబడుచున్నదో అదంతా ఆత్మయే. ఆత్మదేనిచేత దేనినీ స్వీకరించటము లేదు. ఆత్మదేనికీ చిక్కటము లేదు. దేనితోనూ సంగము కలిగిలేదు. దేనికీ వ్యధచెందటము లేదు. ఆత్మదేనిచేతను బంధము పొందటము లేదు. ఆత్మదేనిచేతను తెలియబడటము లేదు. ఆత్మ ఆత్మచేతనే ఏర్పడినదై ఆత్మగానే సర్వదా వెలుగొందుచున్నది. ఆత్మకానిదేదీ లేదు. ఆత్మకు వేరు ఏదీ లేదు. ఓ మైత్రేయీ, మనమంతా అమూర్తమయ స్వరూపులమే. అది సుస్పష్టము చేసుకోవటానికే ఇదంతా. ఇతి హోక్త్వా యాజ్ఞవల్క్యో విజహార. ఇట్లు బోధించగా మైత్రేయ్యహం ఆత్మభావన పొంది సంతృప్తి పొందింది. యాజ్ఞవల్క్యుడు సన్యసించటానికి అంగీకారము తెలిపినది. ఇతి బృహదారణ్యకోపనిషత్ షష్ఠమాధ్యాయః. మైత్రేయీ బ్రాహ్మణం నామ పంచమ బ్రాహ్మణం. ఇతి బృహదారణ్యకోపనిషత్ షష్ఠమాధ్యాయః. మైత్రేయీ బ్రాహ్మణం నామ పంచమ బ్రాహ్మణం. ఇతి బృహదారణ్యకోపనిషత్ షష్ఠమాధ్యాయే మైత్రేయీ బ్రాహ్మణం నామ పంచమ బ్రాహ్మణం. ఆరు ఆరు షష్ఠమ బ్రాహ్మణం వంశః బ్రాహ్మణం రిపీటెడ్ ఫ్రోమ్ 4 6 బ్రాహ్మణం అథ షష్ఠం బ్రాహ్మణం. మంత్ర 1 4.6.1 అథ వంశః పోతిమాష్యో గౌపవనాత్ గౌపవనః పోతిమాష్యాత్ పోతిమాష్యో గౌపవనాత్ గౌపవనః కౌశికాత్ కౌశికః కౌండిన్యాత్ కౌండిన్యః శాండిల్యాత్ శాండిల్య కౌశికాచ్చ గౌతమాచ్చ గౌతమః 1 1 అథ ఇదానీం వంశః పోతిమాష్యాత్ పోతిమాష్యో గౌపవనాత్ గౌపవనః పోతిమాష్యాత్ పోతిమాష్యో గౌపవనాత్ గౌపవనో కౌశికాత్ కౌశికః కౌండిన్యాత్ కౌండిన్యః శాండిల్యాత్ శాండిల్యః కౌశికాచ్చ కౌశికాచ్చ గౌతమః. అట్టి పరబ్రహ్మము ఒకరిచే మరొకరికి తరతరములుగా ప్రవచించబడుచూ బోధించబడుతూ వస్తోంది. వంశపారంపర్యముగా గురుశిష్య పరంపరగా ఈ లోకమునందు బ్రహ్మజ్ఞానము దేదీప్యమానముగా ప్రకాశమానము అగుచున్నది. అట్టి ఆచార్య పరంపర గురుశిష్య పరంపరకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించుకుంటున్నాము. మధుకాండ వంశ పరంపర ఓం నమో శ్రీ గురోభ్యో పోతిమాష్యాత్ సమారంభాః. శ్రీ పోతిమాష్యుని నుండి శ్రీగోపవననుడు, శ్రీ గౌపవననుడు శ్రీకోశికుని నుండి, శ్రీ కౌశికుడు శ్రీ కౌండిన్యుని నుండి, శ్రీ కౌండిన్యుడు శ్రీ శాండిల్యుని నుండి, శ్రీ శాండిల్యుడు శ్రీ కౌశికుడు గౌతముడు అనువారి నుండి. మంత్ర 2 4.6.2 ఆగ్నివేశ్యాదగ్నివేశ్యో గార్గ్యాద్ గార్గ్యో గార్గ్యాద్ గార్గ్యో గౌతమాద్ గౌతమః సైతవాత్ సైతవః పారాసర్యాయణాత్ పారాసార్యాయణో గార్గ్యాయణాద్ గార్గ్యాయణ ఉద్దాలకాయనాద్ ఉద్దాలకాయనో జాబాలయనాజ్ జాబాలయనో మాధ్యందినాయనాన్ మాధ్యందినాయనః సౌకరాయణాత్ సౌకరాయణః కాషాయనాత్ కాషాయణః సాయకాయనాత్ సాయకాయనః కౌశికాయనేః కౌశికాయనేః. ఈ 2 2 గౌతమః అగ్నివేశ్యాత్ అగ్నివేశ్యో గార్గ్యాత్ శాండిల్యా చ అనభిమ్లాతాత్ అనభిమ్లాత అనభిమ్లాతాత్ ఆనభిమ్లాత ఆనభిమ్లాత్యానభిమ్లాత గార్గో గౌతమ గౌతమః సైతవాత్ సైతవ ప్రాచీనయోగ్యాభ్యాత్ ప్రాచీనయోగ్యో పారాసర్యాత్ పారాసర్యః భరద్వాజాత్ భరద్వాజః భారద్వాజాచ్చ గౌతమాచ్చ గౌతమః గౌతమాత్ భరద్వాజః భద్వాజాత్ పరాసర్యః పరాసర్యాత్ పారాసర్యః బైజవాపాయనాత్ బైజవాపాయనః కౌశికాయనేః కౌశికాయనేః. శ్రీ గౌతముడు శ్రీ అగ్నివేశ్యుని నుండి ఆత్మవిద్య సర్వము మధురమే అనే మధుగీతను పొందారు. వారందరికీ సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ వారి పాదరజమును శిరస్సుపై భక్తిపూర్వకంగా ధరిస్తున్నాము. శ్రీ గౌతముడు శ్రీ అగ్నివేశ్యుని నుండి, శ్రీ అగ్నివేశ్యుడు శ్రీ శాండిల్యుని నుండి మరియు శ్రీ ఆనభిమ్లాతుని నుండి, శ్రీ ఆనభిమ్లాతుడు శ్రీ గౌతముని నుండి, శ్రీగౌతముడు శ్రీ సైతవుని నుండి మరియు అనేక మంది యోగులగు మహనీయుల నుండి, శ్రీ సైతవుడు ప్రాచీన యోగ్యుడగు శ్రీ పరాశర్యుని నుండి, శ్రీ పారాశర్యుడు శ్రీ భారద్వాజుని నుండి, శ్రీ భారద్వాజుడు శ్రీ భారద్వాజుడు మరియు గౌతముల నుండి, శ్రీ గౌతముడు శ్రీ భారద్వాజుని నుండి, శ్రీ భారద్వాజుడు శ్రీ పారాశర్యుని నుండి, శ్రీ పారాశర్యుడు శ్రీ బైజవాపాయను నుండి, శ్రీ బైజవాపాయనుడు శ్రీ కోసికాయనుని నుండి, ఘృతకోసుకుని నుండి బ్రహ్మ విద్యను నేర్చుకున్నవాయ్యారు. కోసికాయని సైతవాత్సైతవః సైతవాత్సైతవః పారాశర్యాయనత్ పారాశర్యాయనో గార్గ్యాయన ఉద్దాలకాయనాత్ ఉద్దాలకాయనో జాబాలాయనో మధ్యందినాయనాత్ మాధ్యాందినాయనో సౌకరాయనాత్ సౌకరాయనః కాషాయనాత్ కాషాయనః సాయకాయనాత్ సాయకాయనః కోసికాయనేహ. అట్టి బ్రహ్మ విద్యను తరతరములుగా వంశపరపర్యంగా గురుశిష్య పారవర్యంగా బోధిస్తూ బోధింపబడుచూ గ్రంథస్థం చేస్తూ వస్తున్న గౌతమ పారశర్య భారద్వాజ బైజపాయన మొదలైన మహామనీయులందరికీ త్రిప్రదక్షిణ పూర్వక సాష్టాంగ దండ ప్రణామములు. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. మంత్ర 3.4.6.3 ఘృతకోసికాద్ ఘృతకోసికః పారాశర్యాయనాత్ పారాశర్యాయనః పరాశర్యాత్ పారాశర్యో జాతుకర్ణ్యాత్ జాతుకర్ణ్య ఆసురాయణాచ్చ యాస్కాచ్చ సురాయణస్త్రైవణే స్త్రైవణిరోపజంధనిరోపజంధనిరాసురేరాసురే భారద్వాజాత్ భారద్వాజ ఆత్రేయాదాత్రేయో మాంటేర్మాంటిర్గౌతమాత్ గౌతమో గౌతమాద్ గౌతమో వాత్స్యాద్ వాత్స్యః శాండిల్యాత్ శాండిల్య కైసోర్యాత్ కాప్యాత్ కైసోర్యః కాప్యః కుమారహారితాత్ కుమారహారితో గాలవాద్ గాలవో విదర్భీ కౌండిన్యాత్ విదర్భీ కౌండిన్యో వత్సనపాతో బాభ్రవాద్ వత్సనపాద్ బాభ్రవ పథః సౌభరాత్ పంథాః సౌభరోయాస్యాదాంగిరసాదయాస్య ఆంగిరస ఆభూతేస్త్వాష్టాదాభూతేస్త్వాష్టో విశ్వరూపత్వాష్టాత్ విశ్వరూపస్త్వాష్టో స్విభ్యామస్వినో దధీచ ఆథర్వణాత్ దధ్యన్నాథర్వణో థర్వణో దైవాదథర్వా దైవో మృత్యోః ప్రాధ్వంసనాన్ మృత్యుః ప్రాధ్వంసనః ప్రధ్వంసనాత్ ప్రధ్వంసన ఏకర్షేరేకర్షిర్విప్రచిత్తే విప్రచిత్తిర్వ్యష్టేర్వ్యష్టి సనారోహ సనారుహ సనాతనాత్ సనాతనః సనగాత్ సనగః పరమేష్ఠినః పరమేష్ఠి బ్రహ్మణో బ్రహ్మ స్వయంభూ బ్రహ్మణే నమః. 3 కోసికాయనః ఘృతకోసికాత్ ఘృతకోసికః పారాశర్యాయనాత్ పారాశర్యాయనః పారాశర్యాత్ పారాశర్యో జాతుకర్ణ్యాత్ జాతుకర్ణ్యః ఆసురాయణాచ్చ యాస్కాచ్చ ఆసురాయణః స్త్రైవణే స్త్రైవణేః రౌపజంధనే రౌపజంధనేః ఆసురే ఆసురేః భారద్వాజాత్ భారద్వాజ ఆత్రేయాత్ ఆత్రేయో మాండ్యః మాండ్యః గౌతమాత్ గౌతమో గౌతమాత్ గౌతమో వాత్స్యాత్ వాత్స్యః శాండిల్యాత్ శాండిల్యః కైసోరాత్ కాప్యాత్ కైసోర్యః కాస్యః కుమారహారితాత్ కుమారహారితో గాలవాత్ గాలవో విదర్భీ కౌండిన్యాత్ విదర్భీ కౌండిన్యో వత్సనపాతో బాభ్రవాత్ వత్సనపాద్ బాభ్రవా విదర్భీ కౌండిన్యాత్ విదర్భీ కౌండిన్యో వత్సనపాతో బాభ్రవాత్ వత్సనపాద్బాభ్రవః పంథా సౌభరాత్ పంథా సౌరభరో అయాస్య ఆంగిరసాత్ అయాస్య ఆంగిరస ఆభూతే స్త్వాష్టాత్ ఆభూతిస్త్వాష్టో విశ్వరూపాత్ విశ్వరూపాత్వాష్టాత్ విశ్వరూపస్త్వాష్టో అశ్విభ్యాం అశ్వినో దధీచ అథర్వణాత్ శ్రీకోసికాయనుడు శ్రీఘృత కోసికుని నుండి, శ్రీఘృత కోసికుడు శ్రీ పారాశర్యాయనుని నుండి, శ్రీ పారాశర్యాయనుడు శ్రీ పారాశర్యుని నుండి, శ్రీ పారాశర్యుడు శ్రీ జాతుకరుణ్యాడి నుండి, శ్రీజాతుకరుణ్యాడు ఆసురాయణుని నుండి మరియు శ్రీయాస్కలుని నుండి, శ్రీయాస్కురాయణుడు శ్రీత్రైవణి నుండి, శ్రీత్రైవణి శ్రీ ఓపజంధని నుండి, శ్రీ ఓపజంధని శ్రీ భారద్వాజుని నుండి, శ్రీ భారద్వాజుడు శ్రీ ఆత్రేయుని నుండి, శ్రీ ఆత్రేయుడు శ్రీమాండి నుండి, శ్రీమాండి శ్రీ గౌతముని నుండి, శ్రీ గౌతముడు శ్రీ వాత్స్యుని నుండి, శ్రీ వాత్స్యుడు శ్రీ శాండిల్యుని నుండి, శ్రీ శాండిల్యుడు శ్రీ కైసోర్యకాప్యుని నుండి, శ్రీ కైసోర్యకాప్యుడు శ్రీ కుమారహారితుడి నుండి, శ్రీ కుమారహారితుడు శ్రీ గాలవుని నుండి, శ్రీ గాలవుడు శ్రీ విదర్భీ కౌండిన్యునిడి నుండి, శ్రీ విదర్భీ కౌండిన్యుడు శ్రీ వత్సనపాత్ బాభ్రవుని నుండి, శ్రీ వత్సనపాత్ బాభ్రవుడు శ్రీ విదర్భీ కౌండిన్యుని నుండి, శ్రీ విదర్భీ కౌండిన్యుడు శ్రీ వత్సనపాతో బాభ్రవుని నుండి, శ్రీ వత్సనపాతో బాభ్రవుడు శ్రీ పంథా సౌభరుని నుండి, శ్రీ పంథా సౌభరుడు శ్రీ అయాస్య ఆంగిరసుని నుండి, శ్రీ అయాస్య అంగరసుడు శ్రీ ఆభూతిత్వాష్టుని నుండి, శ్రీ ఆభూతిత్వాష్టుడు శ్రీ విశ్వరూపత్వాష్టుని నుండి, విశ్వరూపత్వాష్టుడు అశ్విని దేవతల నుండి, తధ్యజ్ఞాథర్వణో అథర్వణో దైవాత్ అథర్వాదైవో మృత్యోహ ప్రాధ్వంసనాత్ మృత్యోహ ప్రాధ్వసనః ప్రధ్వంసనాత్ ప్రధ్వంసన ఏకరుషేయః ఏకరుషేయః విప్రచిత్తేయః విప్రచిత్తేయః వ్యష్టేయః వ్యష్టి సనారోహ సనారుహ సనాతనాత్ సనాతనః సనకాత్ సనకః పరమేష్ఠినః పరమేష్ఠి బ్రహ్మణో బ్రహ్మ స్వయంభూ బ్రహ్మణే నమః అశ్వినీదేవతలు దధీచి నుండి అథర్వణుని నుండి అధ్యాత్మ విద్యా పరంపరగా శృతము చేయబడుతూ వస్తోంది. అథర్వణః దేవుని నుండి మూర్తి ప్రాధ్వసనుడు, ఆ ప్రధ్వసనుడు ఏకర్షి నుండి, ఏకర్షి విప్రచిత్తి నుండి, విప్రచిత్తి వ్యష్టి నుండి, వ్యష్టి సనారువు నుండి, సనారువు సనాతనుని నుండి, సనాతనుడు సనకుని నుండి, సనకుడు పరమేష్ఠి నుండి, పరమేష్ఠి బ్రహ్మ నుండి బ్రహ్మ విద్యను గ్రహించటం జరుగుతూ వస్తోంది. బ్రహ్మ స్వయంభువు తన ఉనికికి తానే కారణమై ఉన్నట్టివారు స్వయంభువు అగు బ్రహ్మదేవునికి భక్తిపూర్వకంగా ప్రణమిల్లుచున్నాము. ఇతి బృహదారణికోపనిషత్ షష్ఠాధ్యాయే వంశబ్రాహ్మణం నామ షష్ఠ బ్రాహ్మణం. ఇతి బృహదారణికోపనిషత్ షష్ఠమాధ్యాయము సమాప్తము.